సహస్రదమ్యా వై వై సహస్రదమ్యా సహస్రదమ్యా వై యజమానో యజమానో వై సహస్రదమ్యా సహస్రదమ్యా వై యజమాన సహస్రదమ్యేతి సహస్రదమ్యా వై యజమానో యజమానో వై వై యజమానస్వర్గో సవర్గం యజమానో వై వై యజమానస్వర్గం యజమానస్వర్గోసువర్గం యజమానో యజమానస్వర్గం లోకం లోకగోసువర్గం యజమానో యజమానస్వర్గం లోకం సువర్గం లోకం లోకగోసువర్గోసువర్గం లోకమేత్యేతు లోకగోసువర్గోసువర్గం లోకమేతి సువర్గమితి సువాహకరం లోకమేత్యేతి లోకం లోకమేతి సా సైతి లోకం లోకమేతి సా ఏతి సా సైత్యేతి సైనమేనకం సైత్యేతి సైనం సైనమే నకం సా సైనకోసువర్గోసువర్గమేనకం సా సైనకోసువర్గం ఏనకోసువర్గోసువర్గమేన మేనకోసువర్గం లోకం లోకగోసువర్గమేన మేనకోసువర్గం లోకం సువర్గం లోకం లోకగోసువర్గోసువర్గం లోకం గమయతి గమయతి లోకగోసువర్గోసువర్గం లోకం గమయతి సువర్గమితి సువాహకం లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి సా సా గమయతి లోకం లోకం గమయతి సా గమయతి సా సాగమయతి గమయతి సామా మా సాగమయతి గమయతి సామా సామా మా సా సామా సువర్గోసువర్గం మా సా సామా సువర్గం మా సువర్గోసువర్గం మా సువర్గం లోకం లోకగోసువర్గం మా సువర్గం లోకం సువర్గం లోకం లోకగోసువర్గోసువర్గం లోకం గమయ గమయ లోకగోసువర్గోసువర్గం లోకం గమయ సువర్గమితి సువాహగం లోకం గమయ గమయ లోకం లోకం గమయేతీత గమయ లోకం లోకం గమయేతి గమయేతీత గమయ గమయేత్యాహేతి గమయ గమయేత్యాహ ఇత్యాహేదీత్యాహ సువర్గోసువర్గమాహేదీత్యాహ సువర్గం ఆహ సువర్గోసువర్గమాహ సువర్గమేవైవ సువర్గమాహ సువర్గమేవ సువర్గమేవైవ సువర్గోసువర్గమేవైనమేనమేవ సువర్గోసువర్గమేవైనం సువర్గమితి సువాహకం ఏవైనమేనమేవైనం లోకం లోకమేనమేవైనం లోకం ఏనం లోకం లోకమేనమేనం లోకం గమయతి గమయతి లోకమేనమేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి సా సాగమయతి లోకం లోకం గమయతి సా గమయతి సా సాగమయతి గమయతి సామా మా సాగమయతి గమయతి సామా సామా మా సా సామా జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం మా సా సామా జ్యోతిష్మంతం మా జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం మా జ్యోతిష్మంతం లోకం లోకం జ్యోతిష్మంతం మా జ్యోతిష్మంతం లోకం జ్యోతిష్మంతం లోకం లోకం జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం లోకం గమయ గమయ లోకం జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం లోకం గమయ లోకం గమయ గమయ లోకం లోకం గమయేతీత గమయ లోకం లోకం గమయేతి గమయేతీత గమయ గమయేత్యాహేత గమయ గమయేత్యాహ ఇత్యాహేదీత్యాహ జ్యోతిష్మంతం జ్యోతిష్మంతమాహేదీత్యాహ జ్యోతిష్మంతం ఆహ జ్యోతిష్మంతం జ్యోతిష్మంతమాహ జ్యోతిష్మంతమేవైవ జ్యోతిష్మంతమాహ జ్యోతిష్మంతమేవ జ్యోతిష్మంతమేవైవ జ్యోతిష్మంతం జ్యోతిష్మంతమేవైనమేనమేవ జ్యోతిష్మంతం జ్యోతిష్మంతమేవైనమేవైనమేనమేవైనం లోకం లోకమేనమేవైనం లోకం ఏనం లోకం లోకమేన మేనం లోకం గమయతి గమయతి లోకమేన మేనం లోకం గమయతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి సా సాగమయతి లోకం లోకం గమయతి సా గమయతి సా సాగమయతి గమయతి సామా మా సాగమయతి గమయతి సామా సామా మా సా సా మా సర్వాన్ సర్వాన్ మా సా సా మా సర్వాన్ మా సర్వాన్ సర్వాన్ మా సర్వాన్ పుణ్యాన్ పుణ్యాన్ సర్వాన్ మా సర్వాన్ పుణ్యాన్ సర్వాన్ పుణ్యాన్ పుణ్యాన్ సర్వాన్ సర్వాన్ పుణ్యాన్ లోకాన్ లోకాన్ పుణ్యాన్ సర్వాన్ సర్వాన్ పుణ్యాన్ లోకాన్ పుణ్యాన్ లోకాన్ లోకాన్ పుణ్యాన్ పుణ్యాన్ లోకాన్ గమయ గమయ లోకాన్ పుణ్యాన్ పుణ్యాన్ లోకాన్ గమయ లోకాన్ గమయ గమయ లోకాన్ లోకాన్ గమయేతి గమయ లోకాన్ లోకాన్ గమయేతి గమయేతి గమయ గమయేత్యాహ హేతి గమయ గమయేత్యాహ ఇత్యాహేదీత్యాహ సర్వాన్ సర్వానాహేదీత్యాహ సర్వాన్ ఆహ సర్వాన్ సర్వానాహ సర్వానేవైవ సర్వానాహ సర్వానేవ సర్వానేవైవ సర్వాన్ సర్వానేవైనమేవ సర్వాన్ సర్వానేవైనం ఏవైనమేనమేవైనం పుణ్యాన్ పుణ్యానేనమేవైనం పుణ్యాన్ ఏనం పుణ్యాన్ పుణ్యానేనమేనం పుణ్యాన్ లోకాన్ లోకాన్ పుణ్యానేనమేనం పుణ్యాన్ లోకాన్ పుణ్యాన్ లోకాన్ లోకాన్ పుణ్యాన్ పుణ్యాన్ లోకాన్ గమయతి గమయతి లోకాన్ పుణ్యాన్ పుణ్యాన్ లోకాన్ గమయతి లోకాన్ గమయతి గమయతి లోకాన్ లోకాన్ గమయతి సా గమయతి లోకాన్ లోకాన్ గమయతి సా గమయతి సా గమయతి గమయతి సామా మా సా గమయతి గమయతి సామా సామా మా సా సామా ప్రతిష్టాం ప్రతిష్టాం మా సా సామా అప్రతిష్టాం మహాప్రతిష్టాం ప్రతిష్టాం మా ప్రతిష్టాంగమయగమయ ప్రతిష్టాం మా ప్రతిష్టాంగమయ ప్రతిష్టాంగమయగమయ ప్రతిష్టాం ప్రతిష్టాంగమయ ప్రజయా ప్రజయాగమయ ప్రతిష్టాం ప్రతిష్టాంగమయ ప్రజయా ప్రతిష్టామిది ప్రతిష్టాం గమయ ప్రజయా ప్రజయాగమయగమయ ప్రజయా పశుభిః పశుభిః ప్రజయాగమయగమయ ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిః సహ సహ పశుభిః ప్రజయా ప్రజయా పశుభిః సహ ప్రజయేతి ప్రజయా పశుభిః సహ సహ పశుభిః పశుభిః సహ పునః పునః సహ పశుభిః పశుభిః సహ పునః పశుభిరితి పశుభిః సహ పునః పునః సహ సహ పునర్మా పునః సహ సహ పునర్మా పునర్మా పునః పునర్మా పునః పునర్మా మా విశదాద్ విశదాద మా విశదాద్ ఆవిశదాద్ విశదాద విశదాద్వయీ రయుర్విశదాద విశదాద్రయీ విశదాత్రయేర్విశదాత్ ప్రజయా ప్రజయా ప్రజయైన మేనమేవ ప్రజయా ప్రజయైన ప్రజయేతి ప్రాజయా ఏవైన మేనమేవైనం పశుభిః పశుభిరేనమేవైనం పశుభిః ఏనం పశుభిః పశుభిరేనమేనం పశుభిరయ్యా గోరయ్యాం పశుభిరేనమేనం పశుభిరయ్యాం పశుభిరయ్యా గోరయ్యాం పశుభిః పశుభిరయ్యాం ప్రతి ప్రతిరయ్యాం పశుభిః పశుభిరయ్యాం ప్రతి పశుభిరితి పశుభిః అయ్యాం ప్రతి ప్రతిరయ్యా గోరయ్యాం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతిరయ్యా గోరయ్యాం ప్రతిష్టాపయతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి ప్రజావాన్ ప్రజావాన్ స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి ప్రజావాన్ స్థాపయతి ప్రజావాన్ ప్రజావాన్ స్థాపయతి స్థాపయతి ప్రజావాన్ పశుమాన్ పశుమాన్ ప్రజావాన్ స్థాపయతి స్థాపయతి ప్రజావాన్ పశుమాన్ ప్రజావాన్ పశుమాన్ పశుమాన్ ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ రయమాన్ రయమాన్ పశుమాన్ ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ రయమాన్ ప్రజావానిది ప్రజావాన్ పశుమాన్ రయమాన్ రయమాన్ పశుమాన్ పశుమాన్ రయమాన్ భవతి భవతి రయమాన్ పశుమాన్ పశుమాన్ రయమాన్ భవతి పశుమారితి పశుమాన్ రయమాన్ భవతి భవతి రయమాన్ రయమాన్ భవతి యో యో భవతి రయమాన్ రయమాన్ భవతి యః రయమానితి రయమాన్ భవతి యో యో భవతి భవతి యః ఏవమేవం యో భవతి భవతి యః ఏవం య ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏం వేద వేదైవమేవం వేదతాం తాం వేదైవమేవం వేదతాం వేదతాం తాం వేద వేదతామగ్నిధేతాం వేద వేదతామగ్నిధే తామగ్నిధేగ్నిధేతాం తామగ్నిధే వాగ్నిధేతాం తామగ్నిధే వా అగ్నిధే వాగ్నిధేగ్నిధే వా బ్రహ్మణే బ్రహ్మణే వాగ్నిధేగ్నిధే వా బ్రహ్మణే వా బ్రహ్మణ ఇత్యగ్నిధే వా బ్రహ్మణే బ్రహ్మణే వా బ్రహ్మణే వా బ్రహ్మణే వా బ్రహ్మణే వా బ్రహ్మణే వా బ్రహ్మణే బ్రహ్మణే వాహోత్రే హోత్రే వా బ్రహ్మణే బ్రహ్మణే వాహోత్రే వాహోత్రే హోత్రే వాహోత్రే వాహోత్రే వాహోత్రే వా హోత్రే వాహోత్రే హోత్రే వోద్గాత్రోద్గాత్రే వాహోత్రే హోత్రే వోద్గాత్రే ఉద్గాత్రోద్గాత్రే వాద్గాత్రే వాద్గాత్రే వాద్గాత్రే వా ఉద్గాత్రే వాద్గాత్రోద్గాత్రే వాధ్వర్యమే ధ్వర్యమే వాద్గాత్రోద్గాత్రే వాధ్వర్యమే ఉద్గాత్ర ఇత్యుదోగాత్రే వాధ్వర్యమే ధ్వర్యమే వాధ్వర్యమే వాధ్వర్యమే వాధ్వర్యమే వా అధ్వర్యమే వాధ్వర్యమే ధ్వర్యమే వాద్యాద్వాధ్వర్యమే ధ్వర్యమే వాద్యాద్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దద్యాత్ సహస్రం దత్తాభవతి సహస్రగం సహస్రం భవతి దత్తాదత్తాభవతి సహస్రం భవతి సహస్రగం సహస్రం భవతి భవతి సహస్రమస్యాస్య సహస్రం భవతి భవతి సహస్రమస్య సహస్రమస్యాస్య సహస్రగం సహస్రమస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతమస్య సహస్రగం సహస్రమస్య ప్రతిగృహీతం అస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతమస్యాస్య ప్రతిగృహీతం భవతి భవతి ప్రతిగృహీతమస్యాస్య ప్రతిగృహీతం భవతి ప్రతిగృహీతం భవతి భవతి ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి యో యో భవతి ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి యః ప్రతిగృహీతమిది ప్రతిగృహీతం భవతి యో యో భవతి భవతి యస్తాంతాల్యో భవతి భవతి యస్తాం యస్తాంతాల్యో యస్తామవిద్వాన్ అవిద్వాంతాల్యో యస్తామవిద్వాన్ తామవిద్వాన్ అవిద్వాన్ తాన్ తామవిద్వాన్ ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాచ్య విద్వాన్ తాన్ తామవిద్వాన్ ప్రతిగృహ్ణాతి అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాచ్య విద్వాన్ అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి తాన్ తాం ప్రతిగృహ్ణాచ్య విద్వాన్ అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి తాం ప్రతిగృహ్ణాతి తాన్ తాం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతి ప్రతి తాం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతి ప్రతిగృహ్ణాతీతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతి ప్రతితాం తాం ప్రతిగృహీయాత్ గృహీయాత్ ప్రతితాం తాం ప్రతిగృహీయాత్ ప్రతిగృహీయాత్ గృహీయాత్ ప్రతి ప్రతిగృహీయాదేకైకా గృహీయాత్ ప్రతి ప్రతిగృహీయాదేకా గృహీయాదేకైకా గృహీయాత్ గృహీయాదేకాస్యస్యేకా గృహీయాత్ గృహీయాదేకాసి ఏకాస్యస్యేకైకాసినాస్యేకైకాసిన అసినాస్యసిన సహస్రగం సహస్రం నాస్యసిన సహస్రం సహస్రగం సహస్రం నవ సహస్రమేకామేకాగం సహస్రం నవ సహస్రమేకా సహస్రమేకామేకాగం సహస్రగం సహస్రమేకాం త్వైకాగం సహస్రగం సహస్రమేకాం ఏకాం త్వైకామేకాం భూతాం భూతాం త్వైకామేకాం భూతాం భూతాం భూతాం భూతాం ప్రతి ప్రతిభూతాం భూతాం ప్రతి భూతాం ప్రతి ప్రతిభూతాం భూతాం ప్రతిగృహ్ణామి గృహ్ణామి ప్రతిభూతాం భూతాం ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణామి గృహ్ణామి ప్రతి ప్రతిగృహ్ణామి నన గృహ్ణామి ప్రతి ప్రతిగృహ్ణామి గృహ్ణామి నన గృహ్ణామి గృహ్ణామి సహస్రగం సహస్రం న గృహ్ణామి గృహ్ణామి సహస్రం సహస్రగం సహస్రం నన సహస్రమేకైకా సహస్రం నన సహస్రమేకా సహస్రమేకైకా సహస్రగం సహస్రమేకా మామైకా సహస్రగం సహస్రమేకా మా ఏకా మామైకైకా మా భూత భూతామైకైకా మా భూత మా భూత భూతా మా భూతా విష విషా భూతా మా భూతా విష భూతా విష విషా భూతా భూతా విష మా విషా భూతా భూతా విషమా మా విష విషా విషమా మా విషా విషమా విషమా మా విష విషమా సహస్రగం సహస్రం మా విష విషమా సహస్రం మా సహస్రగో సహస్రం మా సహస్రమిదీతి సహస్రం మా సహస్రమిది సహస్రమిదీతి సహస్రగో సహస్రమిత్యేకామేకామితి సహస్రగో సహస్రమిత్యేకామేకామిదీత్యేకామేవైవైకామిదీత్యేకామేవ ఏకామేవైవైకామేకామేవైనామేనామేవైకామేకామేవైనామేనామేవైవైనాం భూతాం భూతామేనామేవైనాం భూతాం ఏనాం భూతాం భూతామేనామేనాం భూతాం ప్రతి ప్రతిభూతామేనామేనాం భూతాం ప్రతి భూతాం ప్రతి ప్రతిభూతాం భూతాం ప్రతిగృహ్ణాతి గృహ్ణాతి ప్రతిభూతాం భూతాం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి గృహ్ణాతి ప్రతి ప్రతిగృహ్ణాతి నన గృహ్ణాతి ప్రతి ప్రతిగృహ్ణాతి గృహ్ణాతి నన గృహ్ణాతి గృహ్ణాతి సహస్రగం సహస్రం న గృహ్ణాతి గృహ్ణాతి సహస్రం సహస్రగం సహస్రం నన సహస్రయ్యో యస్ సహస్రం నన సహస్రయ్య సహస్రయ్యో యస్ సహస్రగో సహస్రయ్య ఏమేవయ్యస్ సహస్రగో సహస్రయ్య య ఏమేవయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేద శ్యోనా శ్యోనా వేదైవమేవం వేద శ్యోనా వేద శ్యోనా శ్యోనా వేద వేద శ్యోనాస్య శ్యోనా వేద వేద శ్యోనాసి శ్యోనాస్య శ్యోనా శ్యోనాసి సుషదా సుషదా శ్యోనా శ్యోనాసి సుషదా సుషదా సుషేవా సుషేవా సుషదా సుషదా సుషేవా ఆశ్యోనా శ్యోనా సుషేవా సుషదా సుషదా సుషేవా ఆశ్యోనా సుషదేతి సుసరా సుషేవా ఆశ్యోనా శ్యోనా సుషేవా సుషేవా ఆశ్యోనా మా శ్యోనా సుషేవా సుషేవా ఆశ్యోనా మా సుషేవేతి సుసేవా శ్యో నామా శ్యో నా శ్యో నామా శ్యో నా శ్యో నామా నా మా ఆవిష విష మామావిష ఆవిష విష విష సుషదా సుషదా విష విష సుషదా విష సుషదా సుషదా విష విష సుషదా మామా సుషదా విష విష సుషదా మా సుషదా మామా సుషదా సుషదా మామా సుషదా సుషదా మా సుషదేతి సుషదా మామా విష విష మామా విష ఆవిష విష విష సుషేవా సుషేవా విష విష సుషేవా విష సుషేవా సుషేవా విష విష సుషేవా మామా సుషేవా విష విష సుషేవా మా సుషేవా మామా సుషేవా సుషేవా మామా సుషేవా సుషేవా మా సుషేవేతి సుషేవా మామా విష విష మామా విష ఆవిష విష విషేతీతి విష విషేతి విషేధీతి విష విషేత్యాహేతి విష విషేత్యాహ ఇత్యాహ హేదీత్యాహ శ్యోనా శ్యోనా హేదీత్యాహ శ్యోనా ఆహ శ్యోనా శ్యోనా శ్యోనైవ శ్యోనా శ్యోనైవ శ్యోనైవ శ్యోనా శ్యోనైవైనమేనమేవ శ్యోనా శ్యోనైవైనం ఏమైనమేనమేవైనకో సుషదా సుషదైనమేవైనకో సుషదా ఏనకో సుషదా సుషదైనమేనకో సుషదా సుషేవా సుషేవా సుషదైనమేనకో సుషదా సుషేవా సుషదా సుషేవా సుషేవా సుషదా సుషదా సుషేవా భూతా భూతా సుషేవా సుషదా సుషదా సుషేవా భూతా సుషదేతి సుషదా సుషేవా భూతా భూతా సుషేవా సుషేవా భూతా విశది విశత్యా భూతా సుషేవా సుషేవా భూతా విశది సుషేవేతి సుషేవా భూతా విశది విశత్యా భూతా భూతా విశదిన విశత్యా భూతా భూతా విశదిన ఆవిశది విశత్యా విశదిన విశత్యా విశదిన విశదిన విశద విశద నైనమేనన్న విశద విశద నైనం నైనమేనన్న నైనకో హినస్తేనస్తేనన్న నైనకో హినస్తి ఏనకో హినస్తి హినస్తేన మేనకో హినస్తి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో హినస్తేన మేనకో హినస్తి బ్రహ్మవాదిన హినస్తి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో హినస్తి హినస్తి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో హినస్తి హినస్తి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి సహస్రకో సహస్రం వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి సహస్రం బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహస్రకో సహస్రం వదంతి వదంతి సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రం వదంతి వదంతి సహస్రకో సహస్రధమీ సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రధమ్యన్వను సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రధమ్యను సహస్రధమ్యన్వను సహస్రధమీ సహస్రధమ్యం వేది ఏతి అను సహస్రధమీ సహస్రధమ్యం వేది సహస్రధమేతి సహస్రధమీ అన్వేతి ఏతి అన్వన్ వేది సహస్రధమీ గో సహస్రధమీ మేతి అన్వన్ వేది సహస్రధమీ సహస్రధమీ గో సహస్రధమీ మేతి ఏతి సహస్రధమీ గో సహస్ర గుం సహస్ర సహస్రధమీ మేతి ఏతి సహస్రధమీ గో సహస్ర సహస్రధమీ గో సహస్ర గుం సహస్ర సహస్రధమీ గో సహస్రధమీ గో సహస్ర విధీతి సహస్ర గుం సహస్రధమీ గో సహస్రధమీ గో సహస్ర విధి సహస్రధమీ విధి సహస్ర తమీ సహస్ర విధీతి సహస్ర గుం సహస్ర విధియజ్జలి సహస్ర గుం సహస్ర విధియజ ప్రాచీం ప్రాచీయ్రాచీం ప్రాచీం ప్రాచీముత్సృజేత్ ప్రాచీయ్రాచీముత్సృజేత్ ప్రాచీముత్సృజేత్సృజేత్ ప్రాచీం ప్రాచీముత్సృజేత్ సహస్రము సహస్రముత్సృజేత్ ప్రాచీం ప్రాచీముత్సృజేత్ సహస్రం ఉత్సృజేత్ సహస్రకో సహస్రముత్సృజేత్సృజేత్ సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రముత్సృజేత్సృజేత్ సహస్రకో సహస్రధమీ ఉత్సృజేదిత్యుదృజేత్ సహస్రకో సహస్రధమీ సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రధమ్యన్వను సహస్రధమీ సహస్రకో సహస్రకో సహస్రధమ్యను శాస్త్రతం యన్మన శాస్త్రతమే శాస్త్రతం యన్వియాత్ యాదను శాస్త్రతమే శాస్త్రతం యన్వియాత్ శాస్త్రతమేది శాస్త్రాత్తమే అన్వియాది యాదన్వన్వియాత్తది యాదన్వన్వియాత్తత్ యాత్తది యాది యాత్తత్ సహస్రకో సహస్రం తది యాది యాత్తత్ సహస్రం తత్సహస్రకో సహస్రం తత్తత్ సహస్రమ ప్రజ్ఞాత్రమ ప్రజ్ఞాత్రకో సహస్రం తత్తత్ సహస్రమ ప్రజ్ఞాత్రం సహస్రమ ప్రజ్ఞాత్రమ ప్రజ్ఞాత్రకో సహస్రకో సహస్రమ ప్రజ్ఞాత్రకో సువర్గకో సువర్గమ ప్రజ్ఞాత్రకో సహస్రకో సహస్రమ ప్రజ్ఞాత్రకో సువర్గం అప్రజ్ఞాత్రకోసు వర్గకోసు వర్గమ ప్రజ్ఞాత్రమ ప్రజ్ఞాత్రకోసు వర్గం లోకం లోకకోసు వర్గమ ప్రజ్ఞాత్రమ ప్రజ్ఞాత్రకోసు వర్గం లోకం అప్రజ్ఞాత్రమిత్యప్రజ్ఞాత్రం సువర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకం నన లోకకోసు వర్గకోసు వర్గం లోకం న సువర్గమితి సువహగం లోకం నన లోకం లోకం న ప్రణ లోకం లోకం న ప్ర ప్రణన ప్రజానీయాజ్జానీయాత్ ప్రణన ప్రజానీయాత్ ప్రజానీయాజ్జానీయాత్ర ప్రజానీయాత్ ప్రతీచీయం ప్రతీచీయం జానీయాత్ర ప్రజానీయాత్ ప్రతీచీయం జానీయాత్ ప్రతీచీయం ప్రతీచీయం జానీయాజ్జానీయాత్ ప్రతీచేముద ప్రతీచీయం జానీయాజ్జానీయాత్ ప్రతీచేముద ప్రతీచేముద ప్రతీచీయం ప్రతీచేముత్సృజతి సృజత్ ప్రతీచీయం ప్రతీచేముత్సృజతి ఉత్సృజతి సృజత్యుదృజరితాంతాకం సృజత్యుదృజరితాం సృజరితాంతాకం సృజతి సృజరితాకం సహస్రకం సహస్రం తాకం సృజతి సృజరితాకం సహస్రం తాకం సహస్రకం సహస్రం తాంతాకం సహస్రమన్వను సహస్రం తాంతాకం సహస్రమను సహస్రమన్వను సహస్రకం సహస్రమను పర్యావర్తతే పర్యావర్తతేను సహస్రకం సహస్రమను పర్యావర్తతే మన పర్యావర్తతే పర్యావర్తతేన్మన పర్యావర్తతే సా పర్యావర్తతేన్మన పర్యావర్తతే సా పర్యావర్తతే సా పర్యావర్తతే పర్యావర్తతే సా ప్రజానతే ప్రజానతి సా పర్యావర్తతే పర్యావర్తతే సా ప్రజానతి పర్యావర్తత ఇది పరి ఆవర్తతే సా ప్రజానతే ప్రజానతి సా ప్రజానతి సువర్గకో సువర్గం ప్రజానతి సా ప్రజానతి సువర్గం ప్రజానదేశు వర్గకోసు వర్గం ప్రజానతి ప్రజానదేశు వర్గం లోకం లోకకోసు వర్గం ప్రజానతి ప్రజానదేశు వర్గం లోకం ప్రజానతి ప్రజానతి సవర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకమే లోకకోసు వర్గకోసు వర్గం లోకమేది స్వర్గమేది సువాగం లోకమే చేత లోకం లోకమేది యజమానం యజమానమేది లోకం లోకమేది యజమానం ఏతి యజమానం యజమానమేత్యది యజమానమభ్యభి యజమానమేత్యది యజమానమభి యజమానమభ్యభి యజమానం యజమానమభ్యుదది యజమానం యజమానమభ్యుద్ అభ్యుదభ్యభ్యుత్సృజతి సృజత్యుదభ్యభ్యుత్సృజతి ఉత్సృజతి సృజత్యుదుత్సృజతి క్షిప్రే క్షిప్రే సృజత్యుదుత్సృజతి క్షిప్రే సృజతి క్షిప్రే క్షిప్రే సృజతి సృజతి క్షిప్రే సహస్రకం సహస్రం క్షిప్రే సృజతి సృజతి క్షిప్రే సహస్రం క్షిప్రే సహస్రకం సహస్రం క్షిప్రే క్షిప్రే సహస్రం ప్రప్రసహస్రం క్షిప్రే క్షిప్రే సహస్రం ప్ర సహస్రం ప్రప్రసహస్రకం సహస్రం ప్రజాయతే జాయతే ప్రసహస్రకం సహస్రం ప్రజాయతే ప్రజాయతే జాయతే ప్రజాయత ఉత్తమోత్తమా జాయతే ప్రజాయత ఉత్తమా జాయత ఉత్తమోత్తమా జాయతే జాయత ఉత్తమా నీయతే నీయత ఉత్తమా జాయతే జాయత ఉత్తమా నీయతే ఉత్తమా నీయతే నీయత ఉత్తమోత్తమా నీయతే ఏ ప్రథమా ప్రథమా నీయత ఉత్తమోత్తమా నీయతే ఏ ప్రథమాచ్యుదోత్తమా నీయతే ఏ ప్రథమా ప్రథమా నీయతే నీయతే ఏ ప్రథమా దేవాన్ దేవాన్ ప్రథమా నీయతే నీయతే ఏ ప్రథమా దేవాన్ ప్రథమా దేవాన్ దేవాన్ ప్రథమా ప్రథమా దేవాన్ గచ్చతి గచ్చతి దేవాన్ ప్రథమా ప్రథమా దేవాన్ గచ్చతి దేవాన్ గచ్చతి గచ్చతి దేవాన్ దేవాన్ గచ్చతి గచ్చతీతి గచ్చతి అత్రిరతదాదత్రిరత్రిరతదాదౌర్వాయౌర్వాయాదదాదత్రిరత్రిరతదాదౌర్వాయాదదాదౌర్వాయాదదాదౌర్వాయ ప్రజాం ప్రజామౌర్వాయాదదాదదాదౌర్వాయ ప్రజాం ఔర్వాయ ప్రజాం ప్రజామౌర్వాయౌర్వాయ ప్రజాం పుత్రకామాయ పుత్రకామాయ ప్రజామౌర్వాయౌర్వాయ ప్రజాం పుత్రకామాయ ప్రజాం పుత్రకామాయ పుత్రకామాయ ప్రజాం ప్రజాం పుత్రకామాయ స పుత్రకామాయ ప్రజాం ప్రజాం పుత్రకామాయ స ప్రజామితి ప్రాజాం పుత్రకామాయ స పుత్రకామాయ పుత్రకామాయ శరీరచానోరిచాన స పుత్రకామాయ పుత్రకామాయ శరీరచాన పుత్రకామాయేతి పుత్రకామాయ శరీరచానోరిచాన స శరీరచానో మన్యత మన్య శరీరచాన స శరీరచానో మన్యత విరుచానో మన్యతమన్యతలిచానోరుచానో మన్యతనిర్వీర్యో నిర్వీర్యో మన్యతలిచానోరుచానో మన్యతనిర్వీర్య అమన్యత నిర్వీర్యో నిర్వీర్యో మన్యతమన్యత నిర్వీర్యశిఖర శిఖరో నిర్వీర్యో మన్యతమన్యత నిర్వీర్యశిఖర నిర్వీర్యశిఖర శిథిలో నిర్వీర్యో నిర్వీర్యశిఖరో యాతయామా యాతయామా శిథిలో నిర్వీర్యో నిర్వీర్యశిఖరో యాతయామా నిర్వీర్య ఇది వీర్య శిథిలో యాతయామా యాతయామా శిథిర శిథిలో యాతయామాస యాతయామా శిథిర శిథిలో యాతయామాస యాతయామాస యాతయామా యాతయామాస ఏతమేతకోస యాతయామా యాతయామాస ఏతం యాతయామేత యాతయామా స ఏతమేతకోస స ఏతం చతురాత్రం చతురాత్రమేతకోస స ఏతం చతురాత్రం ఏతం చతురాత్రం చతురాత్రమేతమేతం చతురాత్రమవశ్యద పశ్యచతురాత్రమేతమేతం చతురాత్రమవశ్యద చతురాత్రమవశ్యద పశ్యచతురాత్రం చతురాత్రమవశ్యత్తం తమవశ్యచతురాత్రం చతురాత్రమవశ్యత్తం చతురాత్రమిది చతురాత్రం అవశ్యత్తం తమవశ్యద పశ్యత్తమాతమవశ్యద పశ్యత్తమా తమాదంతమాహరదహరదాదంతమాహరద ఆహరదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన ఆహరత్తేన తేనాహరదాహరత్తేన యజతాయుజతేనాహరదహరత్తేన యజత తేనాయుజతాయుజతేన యజతతస్తతో యజతేన తేనాయుజతత అయజతతస్తతో యజతాయుజతతో వై వైతతో యజతాయుజతతో వై తతో వై వైతతస్తతో వైతస్య తస్య వైతతస్తతో వైతస్య వైతస్య తస్య వై వైతస్య చత్వారశ్చత్వారస్తస్య వై వైతస్య చత్వారః తస్య చత్వారశ్చత్వారస్తస్య తస్య చత్వారో వీరా వీరాశ్చత్వారస్తస్య తస్య చత్వారో వీరా చత్వారో వీరా వీరాశ్చత్వారశ్చత్వారో వీరా ఆ వీరాశ్చత్వారశ్చత్వారో వీరా ఆ వీరా ఆ వీరా వీరా ఆజాయంతాజాయంత వీరా వీరా ఆజాయంత ఆజాయంతాజాయంతాజాయంత సుహోతా సుహోతాజాయంతాజాయంత సుహోతా జాయంత సుహోతా సుహోతాజాయంతాజాయంత సుహోతాసు ఉద్గాతాసు ఉద్గాతా సుహోతాజాయంతాజాయంత సుహోతాసు ఉద్గాతా సుహోతాసు ఉద్గాతాసు ఉద్గాతా సుహోతా సుహోతాసు ఉద్గాతా స్వధర్య స్వధర్యసు ఉద్గాతా సుహోతా సుహోతాసు ఉద్గాతా స్వధర్య సుహోతేతి సుహోతా ఉద్గాతా స్వధర్య స్వధర్యస్సు ఉద్గాతాసు ఉద్గాతా స్వధర్యస్సు సభేయ సభేయ స్వధర్యస్సు ఉద్గాతాసు ఉద్గాతా స్వధర్యస్సు సభేయ సూద్గాతేషు ఉద్గాతా స్వధర్యస్సు సభేయస్సు సభేయ స్వధర్య స్వధర్యస్సు సభేయోయోయస్సు సభేయ స్వధర్య స్వధర్యస్సు సభేయోయ స్వధర్యమితి అధర్యు సుసభేయోయోయస్సు సభేయస్సు సభేయోయ ఏమేమం యస్సు సభేయస్సు సభేయోయ ఏమం సుసభేయ ఇతి సుసభేయః ఏమేమం యోయ ఏమం విద్వాన్ విద్వానేమం యోయ ఏమం విద్వాన్ ఏమం విద్వాన్ విద్వానేమేమం విద్వాగుశ్చతురాత్రేణ చతురాత్రేణ విద్వానేమేమం విద్వాగుశ్చతురాత్రేణ విద్వాగుశ్చతురాత్రేణ చతురాత్రేణ విద్వాన్ విద్వాగుశ్చతురాత్రేణ యజతే యజతే చతురాత్రేణ విద్వాన్ విద్వాగుశ్చతురాత్రేణ యజతే చతురాత్రేణ యజతే యజతే చతురాత్రేణ చతురాత్రేణ యజత యజతే చతురాత్రేణ చతురాత్రేణ యజత చతురాత్రేణేతి చతురాత్రేణ యజత యజతే యజత ఆస్యాజతే యజత ఆస్యాస్ చత్వారశ్చత్వారో స్యాస్య చత్వారః అస్య చత్వారశ్చత్వారో స్యాస్య చత్వారో వీరా వీరాశ్చత్వారో స్యాస్య చత్వారో వీరా చత్వారో వీరా వీరాశ్చత్వారశ్చత్వారో వీరాజాయందే జాయంతే వీరాశ్చత్వారశ్చత్వారో వీరాజాయందే వీరాజాయంతే జాయంతే వీరా వీరాజాయందే సుహోతా సుహోతాజాయంతే వీరా వీరాజాయంతే సుహోతా జాయంతే సుహోతా సుహోతాజాయంతే జాయంతే సుహోతాసు ఉద్గాతాసు ఉద్గాతా సుహోతాజాయంతే జాయంతే సుహోతాసు ఉద్గాతా సుహోతాసు ఉద్గాతాసు ఉద్గాతా సుహోతా సుహోతాసు ఉద్గాతా స్వధర్య స్వధర్యస్సు ఉద్గాతా సుహోతా సుహోతాసు ఉద్గాతా స్వధర్యు సుహోతేతి సుహోతా సుద్గాతా స్వధర్య స్వధర్యస్సు ఉద్గాతాసు ఉద్గాతా స్వధర్యస్సు సభేయస్సు సభేయ స్వధర్యస్సు ఉద్గాతాసు ఉద్గాతా స్వధర్యస్సు సభేయ సుద్గాతేతిషు ఉద్గాతా స్వధర్యస్సు సభేయస్సు సభేయ స్వధర్య స్వధర్యస్సు సభేయోయే స్వధర్యస్సు సభేయోయే స్వధర్యమితిషు అధర్యు

బ్రహ్మోత్సవం తృతీయేణ తృతీయేణ బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం తృతీయేణ తృతీయేణ బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం తృతీయేణ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తృతీయేనాద్యమన్నాద్యం తృతీయేన తృతీయేనాద్యం జగత్తేన జగత్తేనాద్యం తృతీయేన తృతీయేనాద్యం జగత్తేన అన్నాద్యం జగత్తేన జగత్తేనాద్యమన్నాద్యం జగత్తేన యో యస్య తృతీయేనాద్యమన్నాద్యం జగత్తేన యా అన్నాద్యమిత్యన్నాద్యం జగత్తేన యో యస్య తృతీయేన జగత్తేన య ఏవమేవం యస్య తృతీయేన జగత్తేన య ఏవం ఏవమేవయ్యోయ ఏం విద్వాన్ విద్వానేవయ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వాగశ్చతురశ్చతురో విద్వానేవమేవం విద్వాగశ్చతుర విద్వాగశ్చతురశ్చతురో విద్వాన్ విద్వాగశ్చతురశ్చతుష్టోమాగశ్చతుష్టోమాగశ్చతురో విద్వాన్ విద్వాగశ్చతురశ్చతుష్టోమాన్ చతురశ్చతుష్టోమాగశ్చతుష్టోమాగశ్చతురశ్చతురశ్చతుష్టోమాన్ సోమాన్ సోమాగశ్చతుష్టోమాగశ్చతురశ్చతురశ్చతుష్టోమాన్ సోమాన్ సోమాన్ సోమాగశ్చతుష్టోమాగశ్చతుష్టోమాన్ సోమాన్ ఆహరత్యాహరది సోమాగశ్చతుష్టోమాగశ్చతుష్టోమాన్ సోమాన్ ఆహరది చతుష్టోమాన్ ఆహరది సోమాన్ సోమాన్ ఆహరది తైస్తైరాహరది సోమాన్ సోమాన్ ఆహరది తైస్తైరాహరత్యాహరది తైర్యుజ ఆహరతీత్యాహరతీతేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజోజితేజస్తేజో ఇంద్రియేంద్రియగోరుందేరుందరింద్రియం ద్వితీయేనేంద్రియగోరుందేరుందరింద్రియం ఇంద్రియం ద్వితీయేనేంద్రియమింద్రియం ద్వితీయేన బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ద్వితీయేనేంద్రియమింద్రియం ద్వితీయేన బ్రహ్మవర్చసం ద్వితీయేన బ్రహ్మవచ్చసం బ్రహ్మవచ్చసం ద్వితీయేన ద్వితీయేన బ్రహ్మవచ్చసం తృతీయేన తృతీయేన బ్రహ్మవచ్చసం ద్వితీయేన ద్వితీయేన బ్రహ్మవచ్చసం తృతీయేన బ్రహ్మవచ్చసం తృతీయేన తృతీయేన బ్రహ్మవచ్చసం బ్రహ్మవచ్చసం తృతీయేన అన్నాద్యం అన్నాద్యం తృతీయేన బ్రహ్మవచ్చసం బ్రహ్మవచ్చసం తృతీయేన అన్నాద్యం బ్రహ్మవచ్చసం ఇది బ్రహ్మవచ్చసం తృతీయేనాద్యమన్నాద్యం తృతీయేన తృతీయేనాద్యం చతుర్థేన చతుర్థేనాద్యం తృతీయేన తృతీయేనాద్యం చతుర్థేన అన్నాద్యం చతుర్థేన చతుర్థేనాద్యమన్నాద్యం చతుర్థేన యాం చతుర్థేనాద్యమన్నాద్యం చతుర్థేన యాద్యమిత్యన్నాద్యం చతుర్థేన యాం చతుర్థేన చతుర్థేన యామేవైవ యాం చతుర్థేన చతుర్థేన యామేవ యామేవైవ యామేవాత్రిరత్రిరేవయామేవాత్రి ఏవాత్రిరత్రిరేవైవాత్రిరుద్ధిమత్రిరేవైవాత్రిరుద్ధిమత్రిరేవైవాత్రిరుద్ధిం అత్రిరుద్ధిమృద్ధిమత్రిరత్రిరుద్ధిమార్ధోదాధ్వమృద్ధిమత్రిరత్రిరుద్ధిమార్ధోమధు అర్ధిమార్ధోదాధ్వమృద్ధిమర్ధిమార్ధోత్తాంతామార్ధోదుద్ధిమృద్ధిమార్ధోత్తాంతామార్ధోదాధ్వోత్తామేవైవతామార్ధోదాధ్వోత్తామేవ తామేవైవతామేవైజమానోయమానర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ధ్వర్ రాత్రేణ యజతాయిదృశదోరాత్రేణ పుష్టికామ పుష్టికామశ్చదోరాత్రేణ యజత పుష్టికామ ఇది పుష్టికామ చదోరాత్రేణ యజతాయిదృశదోరాత్రేణ చదోరాత్రేణ యజతసో యజతదోరాత్రేణ చదోరాత్రేణ యజతస చదోరాత్రేణేతి చదోరాత్రేణ అయజతసో యజతాయజరస ఏతానేతాన్ సో యజతాయజరస ఏతాన్ ఏతానేతాన్ సేతాన్ పోషాన్ పోషాభు ఏతాన్ సేతాన్ పోషాను ఏతాన్ పోషాన్ పోషాభు ఏతానేతాన్ పోషాగు అపుష్యదపుష్య పోషాగు ఏతానేతాన్ పోషాగు అపుష్యద పోషాగు అపుష్యదపుష్యత్ పోషాన్ పోషాగు అపుష్యత్ తస్మాత్ తస్మాదపుష్యత్ పోషాన్ పోషాగు అపుష్యత్ తస్మాత్ అపుష్యత్ తస్మాత్ తస్మాదపుష్యదపుష్యత్ తస్మాత్ ఫలితౌ ఫలితౌ తస్మాదపుష్యదపుష్యత్ తస్మాత్ ఫలితౌ తస్మాత్ ఫలితో ఫలితో తస్మాత్ తస్మాత్ ఫలితో వ్యామదగ్నియో వ్యామదగ్నియో ఫలితో తస్మాత్ తస్మాత్ ఫలితో వ్యామదగ్నియో ఫలితో జామదగ్నియో జామదగ్నియో ఫలితో ఫలితో జామదగ్నియో నన జామదగ్నియో ఫలితో ఫలితో జామదగ్నియో న జామదగ్నియో నన జామదగ్నియో జామదగ్నియో నసగో సన్న జామదగ్నియో జామదగ్నియో నసం నసగో సన్నన సంజానాతే జానాతే సన్నన సంజానాతే సంజానాతే జానాతే సగం సంజానాతే ఏతానేతాం జానాతే సగం సంజానాతే ఏతాన్ జానాతే జానాతే ఏతానే వైవైతాం జానాతే ఏతానేవ జానాతే ఏతానే వైవైతానేతానేవ కోశాన్ కోశానే వైతానేతానేవ కోశాన్ ఏవ కోశాన్ కోశానే వైవ పోషాన్ పుష్యతి పుష్యతి కోశానే వైవ పోషాన్ పుష్యతి కోశాన్ పుష్యతి పుష్యతి కోశాన్ కోశాన్ పుష్యతి యోయ పుష్యతి కోశాన్ కోశాన్ పుష్యతి యః పుష్యతి యోయ పుష్యతి పుష్యతి ఏవమేవ యః పుష్యతి పుష్యతి ఏవం ఏవమేవ యోయ ఏవం విద్వాన్ విద్వాన్ ఏవ యోయ ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వాన్ ఏవమేవం విద్వాగశ్చతో రాత్రేణ చతో రాత్రేణ విద్వాన్ ఏవమేవం విద్వాగశ్చతో రాత్రేణ విద్వాగశ్చతో రాత్రేణ చతో రాత్రేణ విద్వాన్ విద్వాగశ్చతో రాత్రేణ యజతే చతో రాత్రేణ యజతే పరోడాశిన్యః పరోడాశిన్యో యజతే యజతే పరోడాశిన్య ఉపసద ఉపసద పరోడాశిన్యో యజతే యజతే పరోడాశిన్య ఉపసద పరోడాశిన్య ఉపసద పసద పరోడాశిన్య పరోడాశిన్య ఉపసదో భవంతి భవంతి వసద పరోడాశిన్య పరోడాశిన్య ఉపసదో భవంతి ఉపసదో భవంతి భవంతి వసద ఉపసదో భవంతి పశవ పశవ భవంతి పసద ఉపసదో భవంతి పశవ ఉపసద ఇత్యుపాసద భవంతి పశవ పశవ భవంతి భవంతి పశవో వై వై పశవో భవంతి భవంతి పశవో వై పశవో వై వై పశవ పశవో వై పురోడాశ పురోడాశో వై పశవ పశవో వై పురోడాశ వైపురోడాశ పురోడాశో వై వైపురోడాశ పశూన్ పశూన్ పురోడాశో వై వైపురోడాశ పశూన్ పురోడాశ పశూన్ పశూన్ పురోడాశ పురోడాశ పశూనే వైవ పశూన్ పురోడాశ పురోడాశ పశూనేవ పశూనే వైవ పశూన్ పశూనేవా వైవ పశూన్ పశూనేవా వా వై వై వావృంధే వృంధే వై వై వావృంధే అవరుంధే వృంధే వావృంధే నమన్నకో వృంధే వావృంధే అన్నం వృంధేన్నమన్నకో వృంధే వృంధేన్నం వై వా అన్నకో వృంధే వృంధేన్నం వై అన్నం వై వా అన్నమన్నం వై పురోడాశ పురోడాశో వా అన్నమన్నం వై పురోడాశ వై పురోడాశ పురోడాశో వై వై పురోడాశోన్నమన్నం పురోడాశో వై వై పురోడాశోన్నం పురోడాశోన్నమన్నం పురోడాశ పురోడాశోన్నమే వై వా అన్నం పురోడాశ పురోడాశోన్నమేవా అన్నమే వై వా అన్నమన్నమేవా వా వై వా అన్నమన్నమేవా ఏ వా వై వై వావృంధే వృంధే వై వై వావృంధే అవరుంధే రుంధే వావృంధేన్నాదోన్నాదో రుంధే వావృంధేన్నాద వృంధేన్నాదోన్నాదో రుంధే రుంధేన్నాద పశుమాన్ పశుమానన్నాదో రుంధే రుంధేన్నాద పశుమాన్ అన్నాద పశుమాన్ పశుమానన్నాదోన్నాద పశుమాన్ భవతి భవతి పశుమానన్నాదోన్నాద పశుమాన్ భవతి అన్నాద ఇత్యన్నాద పశుమాన్ భవతి భవతి పశుమాన్ పశుమాన్ భవతి యో యో భవతి పశుమాన్ పశుమాన్ భవతి య పశుమానితి పశుమాన్ భవతి యో యో భవతి భవతి య ఏవమేవయ్యో భవతి భవతి య ఏవం ఏవమేవయ్యో య ఏవం విద్వాన్ విద్వాన్ ఏవమేవ య ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వాన్ ఏవమేవం విద్వాగశ్చతో రాత్రేణ చతో రాత్రేణ విద్వాన్ ఏవమేవం విద్వాగశ్చతో రాత్రేణ విద్వాగశ్చతో రాత్రేణ చతో రాత్రేణ విద్వాన్ విద్వాగశ్చతో రాత్రేణ యజతే యజతే చతో రాత్రేణ విద్వాన్ విద్వాగశ్చతో రాత్రేణ యజతే చతో రాత్రేణ యజతే యజతే చతో రాత్రేణ చతో రాత్రేణ యజతే చతురాత్రేణే చతురాత్రేణ యజత సంవత్సరో వై వై సంవత్సర సంవత్సరో వా ఇదమిదం వై సంవత్సర సంవత్సరో వా ఇదం సంవత్సర ఇది సంవత్సర వా ఇదమిదం వై వా ఇదమేక ఏక ఇదం వై వా ఇదమేక ఇదమేక ఏక ఇదమిదమేక ఆసీదాసీదేక ఇదమిదమేక ఆసీద్ ఏక ఆసీదాసీదేక ఏక ఆసీత్ స ఆసీదేక ఏక ఆసీత్ స ఆసీత్స ఆసీదాసీత్సో కామయత కామయత స ఆసీదాసీత్సో కామయత సో కామయత కామయతస సో కామయతర్తో నృతోన కామయతస సో కామయతర్తోన్ అకామయతర్తోన్ ఋతోన కామయత కామయతర్తోన్ సృజేయ సృజేయర్తోన కామయత కామయతర్తోన్ సృజేయ అర్థోన్ సృజేయ సృజేయర్తో నృతోన్ సృజేయేదీతి సృజేయర్తో నృతోన్ సృజేయేది సృజేయేదీతి సృజేయ సృజేయేది స ఇది సృజేయ సృజేయేది స ఇది స ఇది దశ ఏతమేత గుంస ఇది దశ ఏతం స ఏతమేతకోస ఏతం పంచరాత్రం పంచరాత్రమేతకోస ఏతం పంచరాత్రం ఏతం పంచరాత్రం పంచరాత్రమేతమేతం పంచరాత్రమపశ్యత పశ్యత్ పంచరాత్రమేతమేతం పంచరాత్రమపశ్యత్ పంచరాత్రమపశ్యత పశ్యత్ పంచరాత్రం పంచరాత్రమపశ్యత్తమపశ్యత్ పంచరాత్రం పంచరాత్రమపశ్యత్తం పంచరాత్రమితి పంచరాత్రం అపశ్యత్తమపశ్యత పశ్యత్తమాదమపశ్యత పశ్యత్తమా తమాదంతమాహరదహరదాదంతమాహరద ఆహరదహరదాహరత్తేన అహరత్తేన తేనాహరదహరత్తేనాయజతాయజతేనాహరదహరత్తేనాయజతేనాయజతేనాయజతతస్తతోయజతేనాయజతతః అయజతతస్తతోయజతాయజతతః తోవై వైతతోయజతాయజతతః తోవై తతోవై వైతతస్తతోవై సవైతతస్తతోవై సహ వైసవై వైస అర్థోనృతోన్ సవై వైస అర్థోన్ సహ అర్థోనృతోన్ సృజతా సృజతస్తోన్ సహ అర్థోన సృజత అర్థోన సృజతా సృజతత్వం సృజతయోజతయోజతృజతృజతయ్యోజతృజతృజతయ్యోజతృజతృజతయ్యోజతృజతృజతయ్యోజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే యజతే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణ యజతే యజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే ప్రయజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే ప్ర పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే ప్రయజతే యజతే ప్రైవైవ ప్రయజతే యజతే ప్రైవ ప్రైవైవ ప్రైవ జాయతే జాయత ఏవ ప్రైవ జాయతే ఏవ జాయతే జాయత ఏవైవ జాయతే చేతే జాయత ఏవైవ జాయతే జాయతే చేతే జాయతే జాయతే తార్ధవ అర్థవస్తే జాయతే జాయతే తార్ధవ తార్ధవ అర్థవస్తే తార్ధవ సృష్టా సృష్టా అర్థవస్తే తార్ధవ సృష్టా అర్థవ సృష్టా సృష్టా అర్థవ అర్థవ సృష్టాన సృష్టా అర్థవ అర్థవ సృష్టాన సృష్టాన సృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంతన సృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంత వ్యావర్తంతన వ్యావర్తంతదే దే వ్యావర్తంతన వ్యావర్తంతదే వ్యావర్తంతదే దే వ్యావర్తంత వ్యావర్తంతత ఏదమేదంతే వ్యావర్తంత వ్యావర్తంతత ఏదం వ్యావర్తంతేది ఆవర్తంత త ఏదమేదంతేత ఏదం పంచరాత్రం పంచరాత్రమేదంతేత ఏదం పంచరాత్రం ఏదం పంచరాత్రం పంచరాత్రమేతమేదం పంచరాత్రమవశ్యన్న వశ్యన్ పంచరాత్రమేతమేదం పంచరాత్రమవశ్యన్న పంచరాత్రమవశ్యన్న వశ్యన్ పంచరాత్రం పంచరాత్రమవశ్యంతమవశ్యన్ పంచరాత్రం పంచరాత్రమవశ్యంతం పంచరాత్రమిది పంచరాత్రం అవశ్యంతం తమవశ్యన్న వశ్యంతమాతమవశ్యన్న వశ్యంతమా తమాదంతమాహరం నహరం నాదంతమాహరం ఆహరం నహరం నాహరం తేనతేనాహరం నాహరం తేన అహరం తేన తేనాహరం నహరం తేనా యజంత ఇదంత తేనాహరం నహరం తేనా యజంత తేనా ఇదంత ఇదంత తేన తేనా ఇదంత తదస్తతో ఇదంత తేన తేనా ఇదంత తద ఐదంత తదస్తతో ఇదంత ఇదంత తదో వై వై తదో ఇదంత ఇదంత తదో వై తదో వై వై తదస్తతో వైతే దే వై తదస్తతో వైతే వైతే దే వై వైతే వ్యావర్తంద వ్యావర్తంద దే వై వైతే వ్యావర్తంద దే వ్యావర్తంద వ్యావర్తంద దే దే వ్యావర్తంద యో యో వ్యావర్తంద దే దే వ్యావర్తందయ వ్యావర్తంద యో యో వ్యావర్తంద వ్యావర్తందయ ఏవమేవం యో వ్యావర్తంద వ్యావర్తందయ ఏవం వ్యావర్తంతేతి ఆవర్తంద య ఏవమేవం యో య ఏవం విద్వాన్ విద్వానేవం యో య ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వానేవమేవం విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వానేవమేవం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే యజతే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణ యజతే యజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజదేవి యజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజదేవి పంచరాత్రేణేది పంచరాత్రేణ యజదేవి యజతే యజదేవి పాప్మనా పాప్మనాభి యజతే యజదేవి పాప్మనా విపాత్మనా పాప్మనా విపాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మనా విపాత్మనా భ్రాతృవ్యేణ పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణా వర్తతే వర్తత ఆ భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణా వర్తతే ఆవర్తతే వర్తత ఆవర్తతే సార్వసేని సార్వసేనిర్వర్తత ఆవర్తతే సార్వసేని వర్తతే సార్వసేని సార్వసేనిర్వర్తతే వర్తతే సార్వసేనిశౌచయ శౌచయ సార్వసేనిర్వర్తతే వర్తతే సార్వసేనిశౌచయ సార్వసేన శౌచేయశౌచేయసేన శౌచయో కామయత కామయత శౌచేయసేన శౌచయో కామయత సార్వసేనమితి సార్వసేని శౌచయో కామయత కామయత శౌచేయశౌచయో కామయత పశుమాన్ పశుమాన కామయత శౌచేయశౌచయో కామయత పశుమాన్ కామయత పశుమాన్ పశుమాన కామయత కామయత పశుమాన్ స్యాగస్యాం పశుమాన కామయత కామయత పశుమాన్ స్యాం పశుమాన్ స్యాగస్యాం పశుమాన్ పశుమాన్ స్యామితి తస్యాం పశుమాన్ పశుమాన్ స్యామితి పశుమానితి పశుమాన్ స్యామితి తస్యాగస్యామితి స ఇది స్యాగస్యామితి స ఇది ససరిదీతి స ఏతమేతకో సరిదీతి స ఏతం స ఏతమేతకో స ఏతం పంచరాత్రం పంచరాత్రమేతకో స ఏతం పంచరాత్రం ఏతం పంచరాత్రం పంచరాత్రమేతమేతం పంచరాత్రమా పంచరాత్రమేతమేతం పంచరాత్రమా పంచరాత్రమా పంచరాత్రం పంచరాత్రమాహరదహరద పంచరాత్రం పంచరాత్రమాహరద్ పంచరాత్రమిది పంచారాత్రం ఆహరదహరదాహరక్తేన తేనాహరదాహరక్తేన ఆహరత్తేన తేనాహరదాహరత్తేన సహస్రం పశువన్ పశువన్ సహస్రగో సహస్రం పశువన్ ప్రప్రపశువన్ సహస్రగో సహస్రం పశువన్ పశువన్ ప్రప్రపశువన్ పశువన్ ప్రాప్నోదాప్నోత్ప్రపశువన్ పశువన్ ప్రాప్నోత్ ప్రాప్నోదాప్నోత్ప్రప్రాప్నోద్యోయ ఆప్నోత్ప్రప్రాప్నోద్య ఆప్నోద్యోయ ఆప్నోదాప్నోద్య ఏవమేవం య ఆప్నోదాప్నోద్య ఏవం య ఏవమేవం యోయ ఏవం విద్వాన్ విద్వానేవం యోయ ఏవం విద్వాన్ ఏం విద్వాన్ విద్వాన్ ఏమేం విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ ఏమేం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే యజతే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణ యజతే యజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే ప్ర పంచరాత్రేణ యజతి పంచరాత్రేణ యజతే ప్రయజతే ప్రసహస్రగం సహస్రం ప్రయజతే యజతే ప్రసహస్రం ప్రసహస్రగం సహస్రం ప్రప్రసహస్రం పశువన్ పశువన్ సహస్రం ప్రప్రసహస్రం పశువన్ సహస్రం పశువన్ పశువన్ సహస్రగం సహస్రం పశూనాప్నోత్యాప్నోతి పశువన్ సహస్రగం సహస్రం పశూనాప్నోతి పశూనాప్నోత్యాప్నోతి పశువన్ పశూనాప్నోతి బబరో బబర ఆప్నోతి పశువన్ పశూనాప్నోతి బబర ఆప్నోతి బబరో బబర ఆప్నోత్యాప్నోతి బబర ప్రావాహణి ప్రావాహణిర్బర ఆప్నోత్యాప్నోతి బబర ప్రావాహణి బబర ప్రావాహణి ప్రావాహణిర్బరో బబర ప్రావాహణిర కామయత కామయత ప్రావాహణిర్బరో బబర ప్రావాహణిర కామయత ప్రావాహణిర కామయత కామయత ప్రావాహణి ప్రావాహణిర కామయత వాచో వాచో కామయత ప్రావాహణి ప్రావాహణిర కామయత వాచ అకామయత వాచో వాచో కామయత కామయత వాచ ప్రవదిత ప్రవదిత వాచో కామయత కామయత వాచ ప్రవదిత వాచ ప్రవదిత ప్రవదిత వాచో వాచ ప్రవదిత స్యాగస్యాం ప్రవదిత వాచో వాచ ప్రవదిత స్యాం ప్రవదిత స్యాగస్యాం ప్రవదిత ప్రవదిత స్యామిదీతి స్యాం ప్రవదిత ప్రవదిత స్యామిది ప్రవదితేది ప్రవదిత స్యామిదీతి స్యాగస్యామిది ససరితి స్యాగస్యామిది సహ ఇది ససరితీతి స ఏతమేతకో స ఇదీతి స ఏతం స ఏతమేతకో స ఏతం పంచరాత్రం పంచరాత్రమేతకో స ఏతం పంచరాత్రం ఏతం పంచరాత్రం పంచరాత్రమేతమేతం పంచరాత్రమా పంచరాత్రమేతమేతం పంచరాత్రమా పంచరాత్రమా పంచరాత్రం పంచరాత్రమాహరదహరద పంచరాత్రం పంచరాత్రమాహరద్ పంచరాత్రమే పంచారాత్రం ఆహరదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన ఆహరత్తేన తేనాహరదహరత్తేన యజత యజత తేనాహరదహరత్తేన యజత తేనాయుజతాయుజరతేన తేనాయుజతస్తోయుజరతేన తేనాయుజతతః అయజతతస్తోయుజతాయుజరతతో వై వైతతో యజతాయుజరతతో వై తదో వై వైతతస్తోయుజతాయుజరతతో వై సవైతతస్తోయుజతాయుజరతతో వై తదో వై వైతతస్తోయుజతాయుజరతతో వై సవైతతస్తోయుజతాయుజరతతో వై తదో వై వైతతస్తోయుజతాయుజరతతో వై సవైతతస్తోయుజతాయుజరతతో వై తదో వై వైతతస్తోయుజతాయుజరతతో వై సవైతతస్తోయుజతాయుజరతతో వై తదో వై వైతతస్తోయుజతాయుజరతతో వై సవైతతస్తోయుజతాయుజరతతో వై తదో వై వైతతస్తోయుజతాయుజరతతో వై సవైతతస్తోయుజతాయుజరతతో ప్రకవతి ప్రాగదిత అనవద్యోయోపవద్య ఏమేవ్యోపవద్య ఏమేవ్యో ఏం విద్వాన్ విద్వాన్ ఏం యోజ ఏం విద్వాన్ ఏనం విద్వాన్ విద్వానేవమేవం విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వానేవమేవం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదుదే ఇదుదే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదుదే పంచరాత్రేణ ఇదుదే ఇదుదే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదుదే ప్రవదిత ప్రవదిత ఇదుదే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదుదే ప్రవదిత పంచరాత్రేణేతి పంచరాత్రేణ ఇదుదే ప్రవదిత ప్రవదిత ఇదుదే ఇదుదే ప్రవదితైవైవ ప్రవదిత ఇదుదే ఇదుదే ప్రవదితైవ ప్రవదితైవైవ ప్రవదిత ప్రవదితైవ వాచ వాచ ఏవ ప్రవదిత ప్రవదితైవ వాచ ప్రవదితే ప్రవదిత ఏమ వాచో వాచ ఏవైవ వాచో భవతి భవతి వాచ ఏవైవ వాచో భవతి వాచో భవతి భవతి వాచో వాచో భవత్యథో అథో భవతి వాచో వాచో భవత్యథో భవత్యథో అథో భవతి భవత్యథో ఏనమేనమథో భవతి భవత్యథో ఏనం అథో ఏనమేనమథో అథో ఏనం వాచో వాచ ఏనమథో అథో ఏనం వాచ అథో ఇత్యథో ఏనం వాచో వాచ ఏనమేనం వాచస్పతిష్పతిర్వాచ ఏనమేనం వాచస్పతి వాచస్పతిష్పతిర్వాచో వాచస్పతిరితి పతిర్వాచో వాచస్పతిరితి పతిరితి పదిష్పతిరిత్యాహురాహురితి పదిష్పతిరిత్యాహు ఇత్యాహురాహురిత్యాహురణాప్తో నా ఆప్త ఆహురిత్యాహురణా ఆప్త ఆహురణాప్తో నా ఆప్త ఆహురాహురణా ఆప్తశ్చతో రాత్రశ్చతో రాత్రో నా ఆప్త ఆహురాహురణా ఆప్తశ్చతో రాత్ర అనా ఆప్తశ్చతో రాత్రశ్చతో రాత్రో నాప్తో నా ఆప్తశ్చతో రాత్రోదరిక్తోదరిక్తశ్చతో రాత్రో నాప్తో నా ఆప్తశ్చతో రాత్రోదరిక్త రాత్రోదరిక్తోదరిక్తశ్చతో రాత్రశ్చతో రాత్రోదరిక్త షడ్రాత్ర షడ్రాత్రోదరిక్తశ్చతో రాత్రశ్చతో రాత్రోదరిక్త షడ్రాత్ర చతో రాత్ర ఇది చతుః రాత్ర అతిరిక్త షడ్రాత్ర షడ్రాత్రోదరిక్తోదరిక్త షడ్రాత్రోధాత షడ్రాత్రోదరిక్తోదరిక్త షడ్రాత్రోధ అతిరిక్త ఇత్యతి రిక్తః షడ్రాత్రోధాత షడ్రాత్ర షడ్రాత్రోధ వై వా అథ షడ్రాత్ర షడ్రాత్రోధ వై షడ్రాత్ర ఇది షడ్రాత్ర అథ వై వా అథాథ వా ఏష ఏష వా అథాథ వా ఏష వా ఏష ఏష వై వా ఏష సంప్రతి సంప్రత్యేష వై వా ఏష సంప్రతి ఏష సంప్రతి సంప్రత్యేష ఏష సంప్రతి యజ్ఞో యజ్ఞ సంప్రత్యేష ఏష సంప్రతి యజ్ఞ సంప్రతి యజ్ఞో యజ్ఞ సంప్రతి సంప్రతి యజ్ఞో యజ్ఞ సంప్రతి సంప్రతి యజ్ఞో యత్ సంప్రతి సంప్రతి యజ్ఞో యజ్ఞో యజ్ఞో యత్ పంచరాత్ర పంచరాత్రో యజ్ఞో యజ్ఞో యత్ పంచరాత్ర పంచరాత్ర పంచరాత్రో యో యత్ పంచరాత్రో యో యః పంచరాత్రో యో యత్ పంచరాత్రో యః పంచరాత్రో యో యః పంచరాత్ర పంచరాత్రో య ఏవమేవం యః పంచరాత్ర పంచరాత్రో య ఏవం పంచరాత్ర ఇది పంచరాత్ర య ఏవమేవం యో య ఏవం విద్వాన్ విద్వానేవం యో య ఏవం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వానేవమేవం విద్వాన్ పంచరాత్రేణ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదిదే ఇదిదే పంచరాత్రేణ విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ ఇదిదే పంచరాత్రేణ ఇదిదే ఇదిదే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదిదే సంప్రతి సంప్రతి ఇదిదే పంచరాత్రేణ పంచరాత్రేణ ఇదిదే సంప్రతి పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే సంప్రతి సంప్రతి యజతే యజతే సంప్రత్యేవైవ సంప్రతి యజతే యజతే సంప్రత్యేవ సంప్రత్యేవైవ సంప్రతి సంప్రత్యేవ యజ్ఞేన యజ్ఞేనైవ సంప్రతి సంప్రత్యేవ యజ్ఞేన సంప్రతి సంప్రతి ఏవ యజ్ఞేన యజ్ఞేనైవైవ యజ్ఞేన యజతే యజతే యజ్ఞేనైవైవ యజ్ఞేన యజతే యజ్ఞేన యజతే యజతే యజ్ఞేన యజ్ఞేన యజతే పంచరాత్ర పంచరాత్రో యజతే యజ్ఞేన యజ్ఞేన యజతే పంచరాత్ర యజతే పంచరాత్ర పంచరాత్రో యజతే యజతే పంచరాత్రో భవతి భవతి పంచరాత్రో యజతే యజతే పంచరాత్రో భవతి పంచరాత్రో భవతి భవతి పంచరాత్ర పంచరాత్రో భవతి పంచ పంచ భవతి పంచరాత్ర పంచరాత్రో భవతి పంచ పంచరాత్ర ఇది పంచరాత్ర భవతి పంచ పంచ భవతి భవతి పంచ వై వై పంచ భవతి భవతి పంచ వై పంచ వై వై పంచ పంచ వా అర్థవ అర్థవో వై పంచ పంచ వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ సంవత్సర సంవత్సర అర్థవో వై వా అర్థవ సంవత్సర అర్థవ సంవత్సర సంవత్సర అర్థవ అర్థవ సంవత్సర అదుష్దుషు సంవత్సర అర్థవ అర్థవ సంవత్సర అదుషు సంవత్సర అదుష్దుషు సంవత్సర సంవత్సర అదుష్వే వై వర్తుషు సంవత్సర సంవత్సర అదుష్వేవ సంవత్సర ఇది సంవత్సర అదుష్వే వై వర్తుష్దుష్వేవ సంవత్సరే సంవత్సర ఏ వర్తుష్దుష్వేవ సంవత్సరే ఏవ సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టతి తిష్టతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టత్యథో అథో తిష్టతి ప్రతి ప్రతిష్టత్యథో తిష్టత్యథో అథో తిష్టతి తిష్టత్యథో పంచాక్షరా పంచాక్షరాథో తిష్టతి తిష్టత్యథో పంచాక్షరా అథో పంచాక్షరా పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తి పంక్తి పంచాక్షరాథో అథో పంచాక్షరా పంక్తి అథో విద్యథో పంచాక్షరా పంక్తి పంక్తి పంచాక్షరా పంచాక్షరా పంక్తి పాంక్తి పాంక్తి పంక్తి పంచాక్షరా పంచాక్షరా పంక్తి పాంక్తి పంచాక్షరే పంచాక్షరా పంక్తి పాంక్తి పాంక్తి పంక్తి పంక్తి పాంక్తో యజ్ఞో యజ్ఞ పాంక్తి పంక్తి పంక్తి పాంక్తో యజ్ఞ పాంక్తో యజ్ఞో యజ్ఞ పాంక్తి పాంక్తో యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞ పాంక్తి పాంక్తో యజ్ఞో యజ్ఞం యజ్ఞో యజ్ఞం యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమే వైవ యజ్ఞం యజ్ఞో యజ్ఞో యజ్ఞమే యజ్ఞమే వైవ యజ్ఞం యజ్ఞమే వైవ యజ్ఞం యజ్ఞమే వైవై వావరుంధే రుంధే వైవై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధే త్రివృత్రృంధే వావరుంధే త్రివృంధే త్రివృత్రృంధే రుంధే త్రివృదగ్నిష్టోమోగ్నిష్టోమస్ త్రివృత్రృంధే రుంధే త్రివృదగ్నిష్టోమ త్రివృదగ్నిష్టోమోగ్నిష్టోమస్ త్రివృత్రృదగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమస్ త్రివృత్రృదగ్నిష్టోమో భవతి త్రివృదిత్రీవృద అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి తేజస్తేజ భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి తేజ అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ భవతి తేజస్తేజ భవతి భవతి తేజ ఏవైవ తేజ భవతి భవతి తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవా వైవ తేజస్తేజ ఏవా వైవై వావరుంధే రుంధే వైవై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధే పంచదశ పంచదశో రుంధే వావరుంధే పంచదశ రుంధే పంచదశ పంచదశో రుంధే రుంధే పంచదశో భవతి భవతి పంచదశో రుంధే రుంధే పంచదశో భవతి పంచదశో భవతి భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియమింద్రియం భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియం పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియమింద్రియం భవతి భవతీంద్రియమే వైవేంద్రియం భవతి భవతీంద్రియమే ఇంద్రియమే వైవేంద్రియమింద్రియమే వైవేంద్రియమింద్రియమే హే వా వైవై వావరుంధే రుంధే వైవై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధే సప్తదశ సప్తదశో రుంధే వావరుంధే సప్తదశ రుంధే సప్తదశ సప్తదశో రుంధే రుంధే సప్తదశో భవతి భవతి సప్తదశో రుంధే రుంధే సప్తదశో భవతి సప్తదశో భవతి భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్య సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అథో అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రప్రాథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్ర అవరుధ్యా ఇత్యవరుధ్యై అథో ప్రప్రాథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతేన తేనైవ ప్రప్రైవతేన ఏవతేన తేనైవైవ తేన జాయతే జాయతే తేనైవైవ తేన జాయతే తేన జాయతే జాయతే తేన తేన జాయతే పంచవికోశ పంచవికోశో జాయతే తేన తేన జాయతే పంచవికోశ జాయతే పంచవికోశ పంచవికోశో జాయతే జాయతే పంచవికోశోగ్నిష్టోమోగ్నిష్టోమ పంచవికోశో జాయతే జాయతే పంచవికోశోగ్నిష్టోమ పంచవిమోషోగ్నిష్టోమోగ్నిష్టోమః పంచవిమోషః పంచవిమోషోగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమః పంచవిమోషః పంచవిమోషోగ్నిష్టోమో భవతి పంచవిమోష ఇది పంచవిమోషః అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి ప్రజాపతేః ప్రజాపతేర్భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి ప్రజాపతేః అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమః భవతి ప్రజాపతేః ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యై ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతేః ప్రజాపతేరాప్త్యా మహావృతవాన్ మహావృతవానాప్త్యై ప్రజాపతేః ప్రజాపతేరాప్త్యా మహావృతవాన్ ప్రజాపతేరిది ప్రజాపతేః ఆప్త్యై మహావృతవాన్ మహావృతవానాప్త్యా ఆప్త్యై మహావృతవాన్ అన్నాద్యస్యాన్నాద్యస్య మహావృతవానాప్త్యా ఆప్త్యై మహావృతవాన్ అన్నాద్యస్య మహావృతవానన్నాద్యస్యాన్నాద్యస్య మహావృతవాన్ మహావృతవానన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్య మహావృతవాన్ మహావృతవానన్నాద్యస్యావరుధ్యై మహావృతవానితి మహావృతాన్ అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ విశ్వజితవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యే విశ్వజిత్ విశ్వజిదవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వపృష్ఠ సర్వపృష్ట విశ్వజిదవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వపృష్ట అవరుధ్యా ఇత్యవరుధ్యై విశ్వజిత్ సర్వపృష్ఠ సర్వపృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టోదరాత్రోదరాత్ర సర్వపృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టోదరాత్ర విశ్వజిది విశ్వజిత్ సర్వపృష్టోదరాత్రోదరాత్ర సర్వపృష్ట సర్వపృష్టోదరాత్రో భవతి భవత్యదరాత్ర సర్వపృష్ట సర్వపృష్టోదరాత్రో భవతి సర్వపృష్ట ఇది సర్వపృష్ట అతిరాత్రో భవతి భవచ్యత రాత్రోతిరాత్రో భవతి సర్వస్య సర్వస్య భవచ్యత రాత్రోతిరాత్రో భవతి సర్వస్య అతిరాత్ర ఇత్యది రాత్ర భవతి సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్య అభిజిత్యై సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యై సర్వస్యాభిజిత్య అభిజిత్యై సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యాభిజిత్యై దేవస్య త్వార్తా దేవస్య దేవస్య త్వా సమిదస్వమిదస్త్వా దేవస్య దేవస్య త్వా సమిదః పృథివ్యాయంతా పృథివ్యాం పృథివ్యాయంతారాడ్రాడ్యంతా పృథివ్యాం పృథివ్యాయంతారాడ్ యంతారాడ్రాడ్యంతాయంతారాడ్యంతాయంతారాడ్యంతారాడ్యంతారాడ్యంతాయంతారాడ్రాడ్యంతాస్యంతారాడ్రాడ్యంతాసి యంతాస్యంతాయంతాసి యమనోయమనోసి యంతాయంతాసి యమన అసి యమనోయమనోస్యసి యమనోధత్తా ధత్తాయమనోస్యసి యమనోధత్తా యమనోధత్తాయమనోయమనోధత్తాస్యమనోయమనోధత్తాసి ధర్తాస్యసి ధత్తా ధత్తాసి ధర్ణో ధర్ణోసి ధత్తా ధత్తాసి ధర్ణ అసి ధర్ణో ధర్ణోసి ధర్ణ కృష్యే కృష్యే కర్ణోసి ధర్ణ కృష్యే ధర్ణ కృష్యే కృష్యే ధర్ణో ధర్ణ కృష్యే త్వా కృష్యే ధర్ణో ధర్ణ కృష్యే త్వా కృష్యే కృష్యే త్వా క్షేమాయ క్షేమాయ త్వా కృష్యే కృష్యే త్వా క్షేమాయ క్షేమాయ క్షేమాయ త్వా క్షేమాయ త్వా క్షేమాయ త్వా క్షేమాయ క్షేమాయ క్షేమాయ క్షేమాయ రయ్యై రయ్యై త్వా క్షేమాయ క్షేమాయ రయ్యై రయ్యై రయ్యై రయ్యై రయ్యై రయ్యై రయ్యై రయ్యై రయ్యై పోషాయ పోషాయ రయ్యై రయ్యై పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ పోషాయ అసి వృషా వృషా అస్సి వృషా అస్సి వృషా అస్సి వృషాసి అసి నామాస్యన్వన్విహ్యగ్నయే విశ్వేభ్యస్తా భూతేభ్య భూతేభ్యస్తా విశ్వేభ్యో విశ్వేభ్యస్తా భూతేభ్య భూతేభ్యో భూతేభ్యస్వాత్మా భూతేభ్యో దేవాదేవ భూతేభ్యస్వాత్మా భూతేభ్యో దేవా భూతేభ్యో దేవాదేవ భూతేభ్యో భూతేభ్యో దేవ ఆశాపాలా ఆశాపాలా దేవ భూతేభ్యో భూతేభ్యో దేవ ఆశాపాలా దేవ ఆశాపాలా ఆశాపాలా దేవ దేవ ఆశాపాలా ఏతమేతమాశాపాలా దేవ దేవ ఆశాపాలా ఏతం ఆశాపాలా ఏతమేతమాశాపాలా ఆశాపాలా ఏతం దేవేభ్యో దేవేభ్య ఏతమాశాపాలా ఆశాపాలా ఏతం దేవేభ్య ఆశాపాలా ఇత్యాశాపాలా ఏతం దేవేభ్యో దేవేభ్య ఏతమేతం దేవేభ్యో శ్రమశ్రం దేవేభ్య ఏతమేతం దేవేభ్యో శ్రమ దేవేభ్యో శ్రమశ్రం దేవేభ్యో దేవేభ్యో శ్రమేధాయ మేధాయాశ్రం దేవేభ్యో దేవేభ్యో శ్రమేధాయ అశ్వమేధాయ మేధాయాశ్రమశ్రమేధాయ ప్రోక్షితం ప్రోక్షితం మేధాయాశ్రమశ్రమేధాయ ప్రోక్షితం మేధాయ ప్రోక్షితం ప్రోక్షితం మేధాయ మేధాయ ప్రోక్షితం గోపాయుధ గోపాయుధ ప్రోక్షితం మేధాయ మేధాయ ప్రోక్షితం గోపాయుధ ప్రోక్షితం గోపాయుధ గోపాయుధ ప్రోక్షితం ప్రోక్షితం గోపాయుధ ప్రోక్షితమితి ప్రాక్షితం గోపాయతేతి గోపాయుధ ఆయనాయ స్వాహా స్వాహాయనాయనాయ స్వాహా ప్రాయణాయ ప్రాయణాయ స్వాహాయనాయనాయ స్వాహా ప్రాయణాయ ఆయనాయేత్యాయనాయ స్వాహా ప్రాయణాయ ప్రాయణాయ స్వాహా స్వాహా ప్రాయణాయ స్వాహా స్వాహా ప్రాయణాయ స్వాహా ప్రాయణాయ స్వాహా ప్రాయణాయ స్వాహా స్వాహా ప్రాయణాయ ప్రాయణాయ స్వాహో ద్రవాయో ద్రవాయ స్వాహా ప్రాయణాయ ప్రాయణాయ స్వాహో ద్రవాయ ప్రాయణాయేతి ప్రాయణాయ స్వహో ద్రవయో ద్రవయ స్వహా స్వహో ద్రవయ స్వహా స్వహో ద్రవయ స్వహా స్వహో ద్రవయ స్వహా ద్రవయ స్వహా స్వహో ద్రవయో ద్రవయ స్వహో ద్రుదయో ద్రుదయ స్వహో ద్రవయో ద్రవయ స్వహో ద్రుదయ ఉద్రవయేతి ద్రవయ స్వాహోద్రుదయోద్రుదారి స్వాహా స్వాహోద్రుదాయ స్వాహా స్వాహోద్రుదారి స్వాహా స్వాహోద్రుదాయ స్వాహా ఉద్రుదాయ స్వాహా స్వాహోద్రుదయోద్రుదాయ స్వాహా శుకారాయ శుకారాయ స్వాహోద్రుదయోద్రుదారి స్వాహా శుకారాయ ఉద్రుదాయేద్రుదాయ స్వాహా శుకారాయ శుకారాయ స్వాహా స్వాహా శుకారాయ స్వాహా స్వాహా శుకారాయ స్వాహా స్వాహా శుకారాయ స్వాహా శుకారాయ స్వాహా స్వాహా శుకారాయ శుకారాయ స్వాహా శుకృదాయ శుకృదాయ స్వాహా శుకారాయ శుకారాయ స్వాహా శుకృదాయ స్వాహారాయ శుకారాయ స్వాహా శుకృదాయ శుకృదాయ స్వాహా స్వాహా శుకృదాయ స్వాహా స్వాహా శుకృదాయ స్వాహా స్వాహా శుకృదాయ స్వాహా శుకృదాయ స్వాహా స్వాహా శుకృదాయ శుకృదాయ స్వాహా పరాయుదాయ పరాయుదాయ స్వాహా శుకృదాయ శుకృదాయ స్వాహా పరాయుదాయ శుకృదాయేషుకృదాయ స్వాహా పలాయుదాయ పలాయుదాయ స్వాహా స్వాహా పలాయుదాయ స్వాహా స్వాహా పలాయుదాయ స్వాహా స్వాహా స్వాహా పలాయుదాయ పలాయుదాయ స్వాహా పలాయుదాయ పలాయుదాయ స్వాహా పలాయుదాయ పలాయుదాయ స్వాహా పలాయుదాయ స్వాహా పలాయుదాయ పలాయుదాయ స్వాహా స్వాహా పలాయుదాయ స్వాహా స్వాహా పలాయుదాయ స్వాహా స్వాహా పలాయుదాయ స్వాహా ఆపలాయుదాయ స్వాహా స్వాహా పలాయుదాయ పలాయుదాయ స్వాహా వల్కత వల్కదే స్వాహా పలాయుదాయ పలాయుదాయ స్వాహా వల్కదే ఆపలాయుదాయేత్యాపలాయుదాయ స్వాహా వల్కత వల్కదే స్వాహా స్వాహా వల్కదే స్వాహా స్వాహా వల్కదే స్వాహా స్వాహా వల్కదే స్వాహా ఆవల్కదే స్వాహా స్వాహా వల్కద ఆవల్కదే స్వాహా పరావల్కదే పరావల్కదే స్వాహా వల్కద ఆవల్కదే స్వాహా పరావల్కదే ఆవల్కద ఇత్యావల్కదే స్వాహా పరావల్కదే పరావల్కదే స్వాహా స్వాహా పరావల్కదే స్వాహా స్వాహా పరావల్కదే స్వాహా స్వాహా పరావల్కదే స్వాహా పరావల్కదే స్వాహా స్వాహా పరావల్కదే పరావల్కదే స్వాహా యత ఆయతే స్వాహా పరావల్కదే పరావల్కదే స్వాహాయతే పరావల్కద ఇది పరావల్కదే స్వాహా యత ఆయతే స్వాహా స్వాహాయతే స్వాహా స్వాహాయతే స్వాహా స్వాహాయతే స్వాహా ఆయతే స్వాహా స్వాహా యత ఆయతే స్వాహా అప్రయతే ప్రయతే స్వాహా యత ఆయతే స్వాహా అప్రయతే ఆయత ఇత్యాయతే స్వాహా అప్రయతే ప్రయతే స్వాహా స్వాహా అప్రయతే స్వాహా స్వాహా అప్రయతే స్వాహా స్వాహా అప్రయతే స్వాహా ప్రయతే స్వాహ స్వాహ అప్రయతే ప్రయతే స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ అప్రయతే ప్రయతే స్వాహ సర్వస్మై ప్రయత ఇది ప్రాయతే స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ అగ్నే స్వాహ స్వాహ అగ్నే స్వాహ సోమాయ సోమాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ స్వాహ సోమాయ స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ వాయువే వాయువే స్వాహ సోమాయ సోమాయ స్వాహ వాయువే స్వాహ వాయువే వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే వాయువే స్వాహ పామ భాగ స్వాహ వాయువే వాయువే స్వాహ పామ స్వాహ పామ భాగ స్వాహ స్వాహ పామ్ మోదాయ మోదాయ భాగ స్వాహ స్వాహ పామ్ మోదాయ అపామ్ మోదాయ మోదాయ పామ పామ్ మోదాయ స్వాహ స్వాహ మోదాయ పామ పామ్ మోదాయ స్వాహ మోదాయ స్వాహ స్వాహ మోదాయ మోదాయ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ మోదాయ మోదాయ స్వాహ సవిత్రే స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే స్వాహ సవిత్రే స్వాహ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ సరస్వతి సరస్వతి స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ సరస్వతి స్వాహ సరస్వతి సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి స్వాహ సరస్వతి స్వాహ స్వాహ సరస్వతి సరస్వతి స్వాహేంద్రాయేంద్రాయ స్వాహ సరస్వతి సరస్వతి స్వాహేంద్రాయ స్వాహేంద్రాయేంద్రాయ స్వాహ స్వాహేంద్రాయ స్వాహ స్వాహేంద్రాయ స్వాహ స్వాహేంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహ స్వాహేంద్రాయేంద్రాయ స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహేంద్రాయేంద్రాయ స్వాహ బృహస్పతయే స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహ స్వాహ బృహస్పతయే స్వాహ స్వాహ బృహస్పతయే స్వాహ స్వాహ బృహస్పతయే స్వాహ బృహస్పతయే స్వాహ స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ స్వాహ మిత్రాయ స్వాహ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ స్వాహ వరుణాయ స్వాహ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ పృథివ్యై స్వాహ స్వాహ పృథివ్యై పృథివ్యై స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ పృథివ్యై పృథివ్యై స్వాహ అంతరిక్షాయ స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయ స్వాహ అంతరిక్షాయ స్వాహ స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ దివే దివే స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ దివే దివే స్వాహ స్వాహ దివే స్వాహ స్వాహ దివే స్వాహ స్వాహ దివే స్వాహ దివే స్వాహ స్వాహ దివే దివే స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ దివే దివే స్వాహ సూర్యాయ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ చంద్రమసే చంద్రమసే స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ చంద్రమసే స్వాహ చంద్రమసే చంద్రమసే స్వాహ స్వాహ చంద్రమసే స్వాహ స్వాహ చంద్రమసే స్వాహ స్వాహ చంద్రమసే స్వాహ చంద్రమసే స్వాహ స్వాహ చంద్రమసే చంద్రమసే స్వాహ నక్షత్రేభ్యో నక్షత్రేభ్య స్వాహ చంద్రమసే చంద్రమసే స్వాహ నక్షత్రేభ్య స్వాహ నక్షత్రేభ్యో నక్షత్రేభ్య స్వాహ స్వాహ నక్షత్రేభ్య స్వాహ స్వాహ నక్షత్రేభ్య స్వాహ స్వాహ నక్షత్రేభ్య స్వాహ నక్షత్రేభ్య స్వాహ స్వాహ నక్షత్రేభ్యో నక్షత్రేభ్య స్వాహ ప్రాచి ప్రాచి స్వాహ నక్షత్రేభ్యో నక్షత్రేభ్య స్వాహ ప్రాచి స్వాహ ప్రాచి ప్రాచి స్వాహ స్వాహ ప్రాచి దిశే దిశే ప్రాచి స్వాహ స్వాహ ప్రాచి దిశే ప్రాచి దిశే దిశే ప్రాచి ప్రాచి దిశే స్వాహ స్వాహ దిశే ప్రాచి ప్రాచి దిశే స్వాహ దిశే స్వాహ స్వాహ దిశే దిశే స్వాహ దక్షిణాయి దక్షిణాయి స్వాహ దిశే దిశే స్వాహ దక్షిణాయి స్వాహ దక్షిణాయి దక్షిణాయి స్వాహ స్వాహ దక్షిణాయి దిశే దిశే దక్షిణాయి స్వాహ స్వాహ దక్షిణాయి దిశే దక్షిణాయి దిశే దిశే దక్షిణాయి దక్షిణాయి దిశే స్వాహ స్వాహ దిశే దక్షిణాయి దక్షిణాయి దిశే స్వాహ దిశే స్వాహ స్వాహ దిశే దిశే స్వాహ ప్రతీచ్యై ప్రతీచ్యై స్వాహ దిశే దిశే స్వాహ ప్రతీచ్యై స్వాహ ప్రతీచ్యై ప్రతీచ్యై స్వాహ స్వాహ ప్రతీచ్యై దిశే దిశే ప్రతీచ్యై స్వాహ స్వాహ ప్రతీచ్యై దిశే ప్రతీచ్యై దిశే దిశే ప్రతీచ్యై ప్రతీచ్యై దిశే స్వాహ స్వాహ దిశే ప్రతీచ్యై ప్రతీచ్యై దిశే స్వాహ దిశే స్వాహ స్వాహ దిశే దిశే స్వాహోదీ ఈచ్ఛ్యా ఉదీ ఈచ్ఛై స్వాహ దిశే దిశే స్వాహోదీ ఈచ్ఛై స్వాహోదీ ఈచ్ఛ్యా ఉదీ ఈచ్ఛై స్వాహ స్వాహోదీ ఈచ్ఛై దిశే దిశ ఉదీ ఈచ్ఛై స్వాహ స్వాహోదీ ఈచ్ఛై దిశే ఉదీ ఈచ్ఛై దిశే దిశ ఉదీ ఈచ్ఛ్యా ఉదీ ఈచ్ఛై దిశే స్వాహ స్వాహ దిశ ఉదీ ఈచ్ఛ్యా ఉదీ ఈచ్ఛై దిశే స్వాహ దిశే స్వాహ స్వాహ దిశే దిశే స్వాహోర్ధాయ ఓర్ధాయి స్వాహ దిశే దిశే స్వాహోర్ధాయి స్వాహోర్ధాయ ఓర్ధాయి స్వాహ స్వాహోర్ధాయి దిశే దిశ ఓర్ధాయి స్వాహ స్వాహోర్ధాయి దిశే ఓర్ధాయి దిశే దిశ ఓర్ధాయ ఓర్ధాయి దిశే స్వాహ స్వాహ దిశ ఓర్ధాయ ఓర్ధాయి దిశే స్వాహ దిశే స్వాహ స్వాహ దిశే దిశే స్వాహ దిగ్భ్యో దిగ్భ్య స్వాహ దిశే దిశే స్వాహ దిగ్భ్య స్వాహ దిగ్భ్యో దిగ్భ్య స్వాహ స్వాహ దిగ్భ్య స్వాహ స్వాహ దిగ్భ్య స్వాహ స్వాహ దిగ్భ్య స్వాహ దిగ్భ్య స్వాహ స్వాహ దిగ్భ్యో దిగ్భ్య స్వాహ వాంతర్దిశాభ్యో వాంతర్దిశాభ్య స్వాహ దిగ్భ్యో దిగ్భ్య స్వాహ వాంతర్దిశాభ్య దిగ్భ్య ఇది దిగోభ్య స్వాహ వాంతర్దిశాభ్యో వాంతర్దిశాభ్య స్వాహ స్వాహ వాంతర్దిశాభ్య స్వాహ స్వాహ వాంతర్దిశాభ్య స్వాహ స్వాహ వాంతర్దిశాభ్య స్వాహ వాంతర్దిశాభ్య స్వాహ స్వాహ వాంతర్దిశాభ్యో వాంతర్దిశాభ్య స్వాహ సమాభ్య సమాభ్య స్వాహ వాంతర్దిశాభ్యో వాంతర్దిశాభ్య స్వాహ సమాభ్య అవాంతరదిశాభ్య ఇచ్చవాంతర దిశాభ్య స్వాహ సమాభ్య సమాభ్య స్వాహ స్వాహ సమాభ్య స్వాహ స్వాహ సమాభ్య స్వాహ స్వాహ సమాభ్య స్వాహ సమాభ్య స్వాహ స్వాహ సమాభ్య సమాభ్య స్వాహ శరద్భ్య శరద్భ్య స్వాహ సమాభ్య సమాభ్య స్వాహ శరద్భ్య స్వాహ శరద్భ్య శరద్భ్య స్వాహ స్వాహ శరద్భ్య స్వాహ స్వాహ శరద్భ్య స్వాహ స్వాహ శరద్భ్య స్వాహ శరద్భ్య స్వాహ స్వాహ శరద్భ్య శరద్భ్య స్వాహ హోరాత్రేభ్యో హోరాత్రేభ్య స్వాహ శరద్భ్య శరద్భ్య స్వాహ హోరాత్రేభ్య శరద్భ్య ఇది శరదోభ్య స్వాహ హోరాత్రేభ్యో హోరాత్రేభ్య స్వాహ స్వాహ హోరాత్రేభ్య స్వాహ స్వాహ హోరాత్రేభ్య స్వాహ స్వాహ హోరాత్రేభ్య స్వాహ అహోరాత్రేభ్య స్వాహ స్వాహ హోరాత్రేభ్యో హోరాత్రేభ్య స్వాహ అర్ధమాసేభ్యో అర్ధమాసేభ్య స్వాహ హోరాత్రేభ్యో హోరాత్రేభ్య స్వాహ అర్ధమాసేభ్య అహోరాత్రేభ్య ఇత్యహ రాత్రేభ్య స్వాహ అర్ధమాసేభ్యో అర్ధమాసేభ్య స్వాహ స్వాహ అర్ధమాసేభ్య స్వాహ స్వాహ అర్ధమాసేభ్య స్వాహ స్వాహ అర్ధమాసేభ్య స్వాహ అర్ధమాసేభ్య స్వాహ స్వాహ అర్ధమాసేభ్యో అర్ధమాసేభ్య స్వాహ మాసేభ్యో మాసేభ్య స్వాహ అర్ధమాసేభ్యో అర్ధమాసేభ్య స్వాహ మాసేభ్య అర్ధమాసేభ్య ఇత్యర్థ మాసేభ్య స్వాహ మాసేభ్యో మాసేభ్య స్వాహ స్వాహ మాసేభ్య స్వాహ స్వాహ మాసేభ్య స్వాహ స్వాహ మాసేభ్య స్వాహ మాసేభ్య స్వాహ స్వాహ మాసేభ్యో మాసేభ్య స్వాహర్తుభ్య ఋతుభ్య స్వాహ మాసేభ్యో మాసేభ్య స్వాహర్తుభ్య స్వాహర్తుభ్య ఋతుభ్య స్వాహ స్వాహర్తుభ్య స్వాహ స్వాహర్తృభ్య స్వాహ స్వాహర్తృభ్య స్వాహ అర్భ్య స్వాహ స్వాహర్తృభ్య ఋతుభ్య స్వాహ సంవత్సరాయ సంవత్సరాయ స్వాహర్తృభ్య ఋతుభ్య స్వాహ సంవత్సరాయ అర్ధోభ్యుర్దోభ్య స్వాహ సంవత్సరాయ సంవత్సరాయ స్వాహ స్వాహ సంవత్సరాయ స్వాహ స్వాహ సంవత్సరాయ స్వాహ స్వాహ సంవత్సరాయ స్వాహ సంవత్సరాయ స్వాహ స్వాహ సంవత్సరాయ సంవత్సరాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ సంవత్సరాయ సంవత్సరాయ స్వాహ సర్వస్మై సంవత్సరాయేతి సంవత్సరాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ

హరివే స్వాహ స్వాహజ్యవజవే స్వాహ సాధవే సాధవే స్వాహజ్యవజవే స్వాహ సాధవే స్వాహ సాధవే సాధవే స్వాహ స్వాహ సాధవే స్వాహ స్వాహ సాధవే స్వాహ సాధవే స్వాహ సాధవే స్వాహ స్వాహ సాధవే సాధవే స్వాహ సుక్షిత్యై సుక్షిత్యై స్వాహ సాధవే సాధవే స్వాహ సుక్షిత్యై స్వాహ సుక్షిత్యై సుక్షిత్యై స్వాహ స్వాహ సుక్షిత్యై స్వాహ స్వాహ సుక్షిత్యై స్వాహ సుక్షిత్యై స్వాహ సుక్షిత్యై స్వాహ స్వాహ సుక్షిత్యై సుక్షిత్యై స్వాహ అక్షుధే క్షుధే స్వాహ సుక్షిత్యై సుక్షిత్యై స్వాహ అక్షుధే సుక్షిత్యా ఇది సుక్షిత్యై స్వాహ అక్షుధే క్షుధే స్వాహ స్వాహ అక్షుధే స్వాహ స్వాహ అక్షుధే స్వాహ స్వాహ అక్షుధే స్వాహ క్షుధే స్వాహ స్వాహ అక్షుధే క్షుధే స్వాహ శిదమ్న ఆశిదమ్నే స్వాహ అక్షుధే క్షుధే స్వాహ శిదమ్నే స్వాహ శిదమ్న ఆశిదమ్నే స్వాహ స్వాహ శిదమ్నే స్వాహ స్వాహ శిదమ్నే స్వాహ స్వాహ శిదమ్నే స్వాహ ఆశిదమ్నే స్వాహ స్వాహ శిదమ్న ఆశిదమ్నే స్వాహ రోగాయ రోగాయ స్వాహ శిదమ్న ఆశిదమ్నే స్వాహ రోగాయ స్వాహ రోగాయ రోగాయ స్వాహ స్వాహ రోగాయ స్వాహ స్వాహ రోగాయ స్వాహ స్వాహ రోగాయ స్వాహ రోగాయ స్వాహ స్వాహ రోగాయ రోగాయ స్వాహ హిమాయ హిమాయ స్వాహ రోగాయ రోగాయ స్వాహ హిమాయ స్వాహ హిమాయ హిమాయ స్వాహ స్వాహ హిమాయ స్వాహ స్వాహ హిమాయ స్వాహ స్వాహ హిమాయ స్వాహ హిమాయ స్వాహ స్వాహ హిమాయ హిమాయ స్వాహ శీతాయ శీతాయ స్వాహ హిమాయ హిమాయ స్వాహ శీతాయ స్వాహ శీతాయ శీతాయ స్వాహ స్వాహ శీతాయ స్వాహ స్వాహ శీతాయ స్వాహ స్వాహ శీతాయ స్వాహ శీతాయ స్వాహ స్వాహ శీతాయ శీతాయ స్వాహ తపాయ తపాయ స్వాహ శీతాయ శీతాయ స్వాహ తపాయ స్వాహ తపాయ తపాయ స్వాహ స్వాహ తపాయ స్వాహ స్వాహ తపాయ స్వాహ స్వాహ తపాయ స్వాహ ఆతపాయ స్వాహ స్వాహ తపాయ తపాయ స్వాహ అరణ్యాయ అరణ్యాయ స్వాహ తపాయ తపాయ స్వాహ అరణ్యాయ ఆపాయేత్యాతపాయ సహారణ్యాయ అరణ్యాయ స్వాహ సహారణ్యాయ స్వాహ సహారణ్యాయ స్వాహ సహారణ్యాయ స్వాహ అరణ్యాయ స్వాహ సహారణ్యాయ అరణ్యాయ స్వాహ సువర్గాయ సువర్గాయ సహారణ్యాయ అరణ్యాయ స్వాహ సువర్గాయ స్వాహ సువర్గాయ సువర్గాయ స్వాహ స్వాహ సువర్గాయ స్వాహ స్వాహ సువర్గాయ స్వాహ స్వాహ సువర్గాయ స్వాహ సువర్గాయ స్వాహ స్వాహ సువర్గాయ సువర్గాయ స్వాహ లోకాది లోకాయ స్వాహ సువర్గాయ సువర్గాయ స్వాహ లోకాయ స్వర్గాయేతి స్వాహగాయ స్వాహ లోకాయ లోకాయ స్వాహ స్వాహ లోకాయ స్వాహ స్వాహ లోకాయ స్వాహ స్వాహ లోకాయ స్వాహ లోకాయ స్వాహ స్వాహ లోకాయ లోకాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ లోకాయ లోకాయ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ భువో దేవానాం దేవానాం భువో భువో దేవానాం కర్మణా కర్మణా దేవానాం భువో భువో దేవానాం కర్మణా దేవానాం కర్మణా కర్మణా దేవానాం దేవానాం కర్మణా పసాపసా కర్మణా దేవానాం దేవానాం కర్మణా పసా కర్మణా పసాపసా కర్మణా కర్మణా పసత్తస్య తస్యాపసా కర్మణా కర్మణా పసత్తస్య అపసక్తస్య తస్యాపసాపసత్తస్య వచ్చ్యాపచ్యత్తస్యాపసాపసత్తస్య వచ్చా అదస్య వచ్చ్యాపచ్యత్తస్య తస్య వచ్చ్యాస్యసి వచ్చ్యత్తస్య తస్య వచ్చ్యాసి వచ్చ్యాస్యసి వచ్ఛ్యాపచ్యాసి వసుభిర్వసుభిరసి వచ్చ్యాపచ్యాసి వసుభి అసి వసుభిర్వసుభిరస్యసి వసుభిర్దేవేభిర్దేవేభిర్వసుభిరస్యసి వసుభిర్దేవేభిః వసుభిర్దేవేభిర్దేవేభిర్వసుభిర్వసుభిర్దేవేభిర్దేవతయా గాయత్రేణ గాయత్రేణ దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయా గాయత్రేణ దేవతయా గాయత్రేణ గాయత్రేణ దేవతయా దేవతయా గాయత్రేణ త్వా గాయత్రేణ దేవతయా దేవతయా గాయత్రేణ త్వా గాయత్రేణ గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా ఛందసా ఛందసా యజ్మీన వసంతేన వసంతేన వసంతేన త్వర్తునర్తునాసంతేన వసంతేన త్వర్తునర్తునర్తునర్తునా హవిషా హవిషర్తునా త్వర్తునా హవిషా అర్తనా హవిషా హవిషర్తనర్తనా హవిషా దీక్షయామి దీక్షయామి హవిషర్తనర్తనా హవిషా దీక్షయామి హవిషా దీక్షయామి దీక్షయామి హవిషా హవిషా దీక్షయామి రుద్రేభిః రుద్రేభిర్దీక్షయామి హవిషా హవిషా దీక్షయామి రుద్రేభిః దీక్షయామి రుద్రేభిర్ద్రేభిర్దీక్షయామి దీక్షయామి రుద్రేభిర్దేవేభిర్దేవేభిర్ద్రేభిర్దీక్షయామి దీక్షయామి రుద్రేభిర్దేవేభిర్దేవేభిర్దేవేభిర్దేవతయాదేవతయాదేవేభిర్ద్రేభిర్దేవేభిర్దేవతయాష్టుభేన ఛందసాయనజ్మీరజ్మీసాయనజ్మీరజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మీసాయనజ్మ గ్రీష్మేణ యజ్మీనజ్మి గ్రీష్మేణ త్వా గ్రీష్మేణ త్వా గ్రీష్మేణ గ్రీష్మేణ తర్తునర్తునా త్వా గ్రీష్మేణ గ్రీష్మేణ తర్తునా తర్తునర్తునా త్వా తర్తునా హవిషా హవిషర్తునా త్వా తర్తునా హవిషా అర్తునా హవిషా హవిషర్తునర్తునా హవిషా దీక్షయామి దీక్షయామి హవిషర్తునర్తునా హవిషా దీక్షయామి హవిషా దీక్షయామి దీక్షయామి హవిషా హవిషా దీక్షయామ్యాదిత్యేభిరాదిత్యేభిర్దీక్షయామి హవిషా హవిషా దీక్షయామ్యాదిత్యేభి దీక్షయామ్యాదిత్యేభిరాదిత్యేభిర్దీక్షయామి దీక్షయామ్యాదిత్యేభిర్దేవేభిర్దేవేభిరాదిత్యేభిర్దీక్షయామి దీక్షయామ్యాదిత్యేభిర్దేవేభి ఆదిత్యేభిర్దేవేభిరాదిత్యేభిరాదిత్యేభిర్దేవేభిర్దేవతయా దేవతయా దేవేభిరాదిత్యేభిరాదిత్యేభిర్దేవేభిర్దేవతయా దేవేభిర్దేవతయా దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయా జాగతేన జాగతేన దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయా జాగతేన దేవతయా జాగతేన జాగతేన దేవతయా దేవతయా జాగతేన త్వా జాగతేన దేవతయా దేవతయా జాగతేన త్వా జాగతేన త్వాజాగతేన జాగతేన త్వా ఛందసా ఛందసా త్వా జాగతేన జాగతేన త్వా ఛందసా త్వా ఛందసా ఛందసా త్వా ఛందసాయ లక్ష్మీ లక్ష్మి ఛందసా త్వా ఛందసాయ లక్ష్మి ఛందసాయ లక్ష్మీ లక్ష్మి ఛందసా ఛందసాయ లక్ష్మి వర్షాభిర్వర్షాభిర్యలక్ష్మి ఛందసా ఛందసాయ లక్ష్మి వర్షాభి యలక్ష్మి వర్షాభిర్వర్షాభిర్యలక్ష్మి లక్ష్మి వర్షాభిస్త్వా త్వా వర్షాభిర్యలక్ష్మి లక్ష్మి వర్షాభిస్త్వా వర్షాభిస్త్వా త్వా వర్షాభిర్వర్షాభిస్తర్తునర్తునా త్వా వర్షాభిర్వర్షాభిస్తర్తునా తర్తునర్తునా త్వా తర్తునా హవిషా హవిషర్తునా త్వా తర్తునా హవిషా అర్తునా హవిషా హవిషర్తునర్తునా హవిషా దీక్షయామి దీక్షయామి హవిషర్తునర్తునా హవిషా దీక్షయామి హవిషా దీక్షయామి దీక్షయామి హవిషా హవిషా దీక్షయామి విశ్వేభిర్విశ్వేభిర్దీక్షయామి హవిషా హవిషా దీక్షయామి విశ్వేభిః దీక్షయామి విశ్వేభిర్విశ్వేభిర్దీక్షయామి దీక్షయామి విశ్వేభిర్దేవేభిర్దేవేభిర్విశ్వేభిర్దీక్షయామి దీక్షయామి విశ్వేభిర్దేవేభిః విశ్వేభిర్దేవేభిర్దేవేభిర్విశ్వేభిర్విశ్వేభిర్దేవేభిర్దేవతయా దేవతయా దేవేభిర్విశ్వేభిర్విశ్వేభిర్దేవేభిర్దేవతయా దేవేభిర్దేవతయా దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయానుష్ఠుభేనానుష్ఠుభేన దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయానుష్ఠుభేన దేవతయానుష్ఠుభేనానుష్ఠుభేన దేవతయా దేవతయానుష్ఠుభేన త్వానుష్ఠుభేన దేవతయా దేవతయానుష్ఠుభేన త్వానుష్ఠుభేన త్వానుష్ఠుభేనానుష్ఠుభేన త్వా ఛందసా ఛందసా త్వానుష్ఠుభేనానుష్ఠుభేన త్వా ఛందసా ఆనుష్ఠుభేనేత్యానోస్తుభేన త్వా ఛందసా ఛందసా త్వా ఛందసాయునచ్వీనచ్వి ఛందసా త్వా ఛందసాయునచ్వి ఛందసాయునచ్వీనచ్వి ఛందసా ఛందసాయునచ్వి శరదా శరదాయునచ్వి ఛందసా ఛందసాయునచ్వి శరదా యునచ్మి శరదా శరదా యునచ్మీరత్మి శరదా ఆత్వా త్వా శరదా యునచ్మీరత్మి శరదా ఆత్వా శరదా ఆత్వా త్వా శరదా శరదా ఆత్తర్తునర్తునా ఆత్వా శరదా శరదా ఆత్తర్తునా తర్తునర్తునా ఆత్వా తర్తునా హవిషా హవిషర్తునా ఆత్వా తర్తునా హవిషా అర్తునా హవిషా హవిషర్తునర్తునా హవిషా దీక్షయామి దీక్షయామి హవిషర్తునర్తునా హవిషా దీక్షయామి హవిషా దీక్షయామి దీక్షయామి హవిషా హవిషా దీక్షయామ్యంగిరోభిరంగిరోభిర్దీక్షయామి హవిషా హవిషా దీక్షయామ్యంగిరోభి దీక్షయామ్యంగిరోభిరంగిరోభిర్దీక్షయామి దీక్షయామ్యంగిరోభిర్దేవేభిర్దేవేభిరంగిరోభిర్దీక్షయామి దీక్షయామ్యంగిరోభిర్దేవేభి అంగిరోభిర్దేవేభిర్దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిర్దేవతయా దేవతయా దేవేభిరంగిరోభిరంగిరోభిర్దేవేభిర్దేవతయా అంగిరోభిరిత్యంగిరభిః దేవేభిర్దేవతయా దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయా పాంతేన పాంతేన దేవతయా దేవేభిర్దేవేభిర్దేవతయా పాంతేన దేవతయా పాంకేన పాంకేన దేవతయా దేవతయా పాంకేన త్వాత్వాంకేన దేవతయా దేవతయా పాంకేన పాంకేన త్వాత్వా పాంకేన పాంకేన త్వా ఛందసా ఛందసా త్వా పాంకేన పాంకేన త్వా ఛందసా త్వా ఛందసా ఛందసా త్వా ఛందసాయ లక్ష్మీ లక్ష్మీ ఛందసా త్వా ఛందసాయ లక్ష్మీ ఛందసాయ లక్ష్మీ లక్ష్మీ ఛందసా ఛందసాయ లక్ష్మీ హేమంత శిశిరాభ్యాం హేమంత శిశిరాభ్యా అంగిలక్ష్మి ఛందసా ఛందసాయ లక్ష్మీ హేమంత శిశిరాభ్యా యురజ్మి హేమంత శిశిరాభ్యాగు హేమంత శిశిరాభ్యా యురజ్మిరజ్మి హేమంత శిశిరాభ్యా హేమంత శిశిరాభ్యా యురజ్మిరజ్మి హేమంత శిశిరాభ్యా అన్వా హేమంత శిశిరాభ్యా అన్వా హేమంత శిశిరాభ్యాగు హేమంత శిశిరాభ్యా అన్వర్తునర్తున ఆత్వా హేమంత శిశిరాభ్యాగు హేమంత శిశిరాభ్యా అన్వర్తున హేమంత శిశిరాభ్యామితి హేమంత శిశిరాభ్యా కర్తునర్తున ఆత్వార్తున హవిషా హవిషర్తున ఆత్వార్తున హవిషాతునా హవిషా హవిషర్తునర్తన హవిషా దీక్షయామి దీక్షయామి హవిషర్తునర్తన హవిషా దీక్షయామి హవిషా దీక్షయామి దీక్షయామి హవిషా హవిషా దీక్షయామ్యాది ఈక్షయామి హవిషా హవిషా దీక్షయామ్యా దీక్షయామ్యాది ఈక్షయామి దీక్షయామ్యాహమహమాది దీక్షయామి దీక్షయామ్యాహం అహమహమాహం దీక్షాం దీక్షామహమాహం దీక్షాం అహం దీక్షాం దీక్షామహమహం దీక్షామరుహమరుహం దీక్షామహమహం దీక్షామరుహం దీక్షామరుహమరుహం దీక్షాం దీక్షామరుహమృతస్యర్తస్యారుహం దీక్షాం దీక్షామరుహమృతస్య అర్హమృతస్యర్తస్యారుహమరుహమృతస్య పత్నీం పత్నీమృతస్యారుహమరుహమృతస్య పత్నీం ఋతస్య పత్నీం పత్నీ మృతస్యర్థస్య పత్నీ గాయత్రేణ గాయత్రేణ పత్నీ మృతస్యర్థస్య పత్నీ గాయత్రేణ పత్నీ గాయత్రేణ గాయత్రేణ పత్నీం పత్నీ గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ పత్నీం పత్నీ గాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా బ్రహ్మణ బ్రహ్మణ ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా బ్రహ్మణ ఛందసా బ్రహ్మణ బ్రహ్మణ ఛందసా ఛందసా బ్రహ్మణ చ బ్రహ్మణ ఛందసా ఛందసా బ్రహ్మణ చ బ్రహ్మణ చ బ్రహ్మణ బ్రహ్మణ చర్తమృతం చ బ్రహ్మణ బ్రహ్మణ చర్తం చర్తమృతం చర్తగో సత్యే సత్యార్థం చర్తగో సత్యే అర్ధగో సత్యే సత్యార్థమృతగో సత్యే ధామధాగో సత్యార్థమృతగో సత్యే ధామ్ సత్యే ధామధాగో సత్యే సత్యే ధాగో సత్యగో సత్యమధాగో సత్యే సత్యే ధాగో సత్యం అధాగో సత్యగో సత్యమధామధాగో సత్యమృత హరే సత్యమధామధాగో సత్యమృతే సత్యమృత హృతే సత్యగో సత్యమృతే ధామధామృతే సత్యగో సత్యమృతే ధామ్ అర్థే ధామధామృత అర్థే ధామ్ అధామిత్యధామ్ మహేమో మహీం మహేమో శుషు మహీం మహేమోషు ఊషుషు సుత్రామాణగో సుత్రామాణగో సూషు సుత్రామాణం సుసత్రామాణగో సుత్రామాణగో సుసత్రామాణమిహేహ సుత్రామాణగో సుసత్రామాణమిహ సుత్రామాణమిహేహ సుత్రామాణగో సుత్రామాణమిహ ధృతిహ సుత్రామాణగో సుత్రామాణమిహ ధృతి సుత్రామాణమితి సుత్రామాణం ఇహ ధృతిర్ధృతిహేహ ధృతి స్వాహ స్వాహ ధృతిర్హేహ ధృతి స్వాహ ధృతి స్వాహ స్వాహ ధృతిర్ధృతి స్వాహేహేహ స్వాహ ధృతిర్ధృతి స్వాహేహ స్వాహేహే స్వాహ స్వాహేహ విధృతిర్విధృతిర్హ స్వాహ స్వాహేహ విధృతి ఇహ విధృతిర్విధృతిర్హేహ విధృతి స్వాహ స్వాహ విధృతిర్హేహ విధృతి స్వాహ విధృతి స్వాహ స్వాహ విధృతిర్విధృతి స్వాహేహే స్వాహ విధృతిర్విధృతి స్వాహేహ విధృతిర్విధృతిః స్వాహేహే స్వాహ స్వాహేహ రంతిరంతిర్హ స్వాహ స్వాహేహ రంతిః ఇహరంతిరంతిర్హే హరంతి స్వాహ స్వాహ రంతిర్హే హరంతి స్వాహ రంది స్వాహ స్వాహరంధీరంది స్వాహేహే హస్వాహరంధీరంది స్వాహేహ స్వాహేహే హస్వాహ స్వాహే హరమతి రమతిర్హ స్వాహ స్వాహే హరమతి హరమతి రమతిర్హే హరమతి స్వాహ స్వాహరమతిర్హే హరమతి స్వాహ రమతి స్వాహ స్వాహ రమతి రమతి స్వాహ స్వాహేది స్వాహ ఏంకారాయ స్వాహ స్వాహే ఏంకారాయే ఏంకారాయ స్వాహే కృతాయ ఏంకృతాయ స్వాహే ఏంకారాయే ఏంకారాయ స్వాహేంకృతాయ ఏంకారాయేతి ఏంకారాయ స్వాహేంకృతాయ ఏంకృతాయ స్వాహ స్వాహేంకృతాయ స్వాహ స్వాహేంకృతాయ స్వాహ స్వాహేంకృతాయ స్వాహ హీంకృతాయ స్వాహా స్వాహేంకృతాయేంకృతాయ స్వాహా క్రందతే క్రందతే స్వాహేంకృతాయేంకృతాయ స్వాహా క్రందతే హీంకృతాయేతీంకృతాయ స్వాహా క్రందతే క్రందతే స్వాహా స్వాహా క్రందతే స్వాహా స్వాహా క్రందతే స్వాహా స్వాహా క్రందతే స్వాహా క్రందతే స్వాహా స్వాహా క్రందతే క్రందతే స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా క్రందతే క్రందతే స్వాహా వక్రందతే స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే స్వాహా వక్రందతే స్వాహా స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా ప్రోధతే ప్రోధతే స్వాహా వక్రందతే వక్రందతే స్వాహా ప్రోధతే అవక్రందత ఇత్యవాక్రందతే స్వాహా ప్రోధతే ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే స్వాహా ప్రోధతే స్వాహా స్వాహా ప్రోధతే ప్రోధతే స్వాహా ప్రప్రోధతే ప్రప్రోధతే స్వాహా ప్రోధతే ప్రోధతే స్వాహా ప్రప్రోధతే స్వాహా ప్రప్రోధతే ప్రప్రోధతే స్వాహా స్వాహా ప్రప్రోధతే స్వాహా స్వాహా ప్రప్రోధతే స్వాహా స్వాహా ప్రప్రోధతే స్వాహా ప్రప్రోధతే స్వాహా స్వాహా ప్రప్రోధతే ప్రప్రోధతే స్వాహా గంధాయ గంధాయ స్వాహా ప్రప్రోధతే ప్రప్రోధతే స్వాహా గంధాయ ప్రప్రోధత ఇది ప్రప్రోధతే స్వాహా గంధాయ గంధాయ స్వాహా స్వాహా గంధాయ స్వాహా స్వాహా గంధాయ స్వాహా స్వాహా గంధాయ స్వాహా గంధాయ స్వాహా స్వాహా గంధాయ గంధాయ స్వాహా అఘ్రాతాయ ఘ్రాతాయ స్వాహా గంధాయ గంధాయ స్వాహా అఘ్రాతాయ స్వాహా అఘ్రాదాయ ఘ్రాదాయ స్వాహా స్వాహా అఘ్రాదాయ స్వాహా స్వాహా అఘ్రాదాయ స్వాహా స్వాహా అఘ్రాదాయ స్వాహా ఘ్రాదాయ స్వాహా స్వాహా అఘ్రాదాయ ఘ్రాదాయ స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా అఘ్రాదాయ ఘ్రాదాయ స్వాహా అప్రాణాయ స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా అధ్యానాయ ధ్యానాయ స్వాహా అప్రాణాయ ప్రాణాయ స్వాహా అధ్యానాయ ప్రాణాయేతి ప్రాణాయ స్వాహా అధ్యానాయ ధ్యానాయ స్వాహా స్వాహా అధ్యానాయ స్వాహా స్వాహా అధ్యానాయ స్వాహా స్వాహా అధ్యానాయ స్వాహా ధ్యానాయ స్వాహా స్వాహా అధ్యానాయ ధ్యానాయ స్వాహా పానాయ పానాయ స్వాహా అధ్యానాయ ధ్యానాయ స్వాహా పానాయ ధ్యానాయేతి విహనాయ స్వాహా పానాయ పానాయ స్వాహా స్వాహా పానాయ స్వాహా స్వాహా పానాయ స్వాహా స్వాహా పానాయ స్వాహా పానాయ స్వాహా స్వాహా పానాయ పానాయ స్వాహా సందీయమానాయ సందీయమానాయ స్వాహా పానాయ పానాయ స్వాహా సందీయమానాయ అపానాయేత్యపానాయ స్వాహా సందీయమానాయ సందీయమానాయ స్వాహా స్వాహా సందీయమానాయ స్వాహా స్వాహా సందీయమానాయ స్వాహా స్వాహా సందీయమానాయ స్వాహా సందీయమానాయ స్వాహా స్వాహా సందీయమానాయ సందీయమానాయ స్వాహా సందితాయ సందితాయ స్వాహా సందీయమానాయ సందీయమానాయ స్వాహా సందితాయ సందీయమానాయేతి సందీయమానాయ స్వాహా సందితాయ సందితాయ స్వాహా స్వాహా సందితాయ స్వాహా స్వాహా సందితాయ స్వాహా స్వాహా సందితాయ స్వాహా సందితాయ స్వాహా స్వాహా సందితాయ సందితాయ స్వాహా విశృత్యమానాయ విశృత్యమానాయ స్వాహా సందితాయ సందితాయ స్వాహా విశృత్యమానాయ సందితాయేతి సందితాయ స్వాహా విశృత్యమానాయ విశృత్యమానాయ స్వాహా స్వాహా విశృత్యమానాయ స్వాహా స్వాహా విశృత్యమానాయ స్వాహా స్వాహా విశృత్యమానాయ స్వాహా విశృత్యమానాయ స్వాహా స్వాహా విశృత్యమానాయ విశృత్యమానాయ స్వాహా విశృత్తాయ విశృత్తాయ స్వాహా విశృత్యమానాయ విశృత్యమానాయ స్వాహా విశృత్తాయ విశృత్యమానాయేతి విశృత్యమానాయ స్వాహా విశృత్తాయ విశృత్తాయ స్వాహా స్వాహా విశృత్తాయ స్వాహా స్వాహా విశృత్తాయ స్వాహా స్వాహా విశృత్తాయ స్వాహా విశృత్తాయ స్వాహా స్వాహా విశృత్తాయ విశృత్తాయ స్వాహా పలాయిష్యమానాయ పలాయిష్యమానాయ స్వాహా విశృత్తాయ విశృత్తాయ స్వాహా పలాయిష్యమానాయ విశృత్తాయేతి విశృత్తాయ స్వాహా పలాయిష్యమానాయ పలాయిష్యమానాయ స్వాహా స్వాహా పలాయిష్యమానాయ స్వాహా స్వాహా పలాయిష్యమానాయ స్వాహా స్వాహా పలాయిష్యమానాయ స్వాహా పలాయిష్యమానాయ స్వాహా స్వాహా పలాయిష్యమానాయ పలాయిష్యమానాయ స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహా పలాయిష్యమానాయ పలాయిష్యమానాయ స్వాహా పలాయితాయ స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ స్వాహా పలాయితాయ స్వాహా స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహోపరగ్ దృశ్యత ఉపరగ్ దృశ్యతే స్వాహా పలాయితాయ పలాయితాయ స్వాహోపరగ్ దృశ్యతే

సమ్మేలిష్యతే స్వాహ స్వాహ సమ్మేలిష్యతే సమ్మేలిష్యతే స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ సమ్మేలిష్యతే సమ్మేలిష్యతే స్వాహ సమ్మేలతే సమ్మేలిష్యత ఇది సమ్మేలిష్యతే స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే స్వాహ సమ్మేలతే స్వాహ స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ సమ్మేలతే సమ్మేలతే స్వాహ సమ్మేలితాయ సమ్మేలత ఇది సమ్మేలతే స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ స్వాహ సమ్మేలితాయ స్వాహ స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ స్వప్స్యతే స్వప్స్యతే స్వాహ సమ్మేలితాయ సమ్మేలితాయ స్వాహ స్వప్స్యతే సమ్మేలితాయేతి సమ్మేలితాయ స్వాహ స్వప్స్యతే స్వప్స్యతే స్వాహ స్వాహ స్వప్స్యతే స్వాహ స్వాహ స్వప్స్యతే స్వాహ స్వాహ స్వప్స్యతే స్వాహ స్వప్స్యతే స్వాహ స్వాహ స్వప్స్యతే స్వప్స్యతే స్వాహ స్వపదే స్వపదే స్వాహ స్వప్స్యతే స్వప్స్యతే స్వాహ స్వపదే స్వాహ స్వపదే స్వపదే స్వాహ స్వాహ స్వపదే స్వాహ స్వాహ స్వపదే స్వాహ స్వాహ స్వపదే స్వాహ స్వపదే స్వాహ స్వాహ స్వపదే స్వపదే స్వాహ సుప్తాయ సుప్తాయ స్వాహ స్వపదే స్వపదే స్వాహ సుప్తాయ స్వాహ సుప్తాయ సుప్తాయ స్వాహ స్వాహ సుప్తాయ స్వాహ స్వాహ సుప్తాయ స్వాహ స్వాహ సుప్తాయ స్వాహ సుప్తాయ స్వాహ స్వాహ సుప్తాయ సుప్తాయ స్వాహ ప్రభోత్సదే ప్రభోత్సదే స్వాహ సుప్తాయ సుప్తాయ స్వాహ ప్రభోత్సదే స్వాహ ప్రభోత్సదే ప్రభోత్సదే స్వాహ స్వాహ ప్రభోత్సదే స్వాహ స్వాహ ప్రభోత్సదే స్వాహ స్వాహ ప్రభోత్సదే స్వాహ ప్రభోత్సదే స్వాహ స్వాహ ప్రభోత్సదే ప్రభోత్సదే స్వాహ ప్రభుజ్యమానాయ ప్రభుజ్యమానాయ స్వాహ ప్రభోత్సదే ప్రభోత్సదే స్వాహ ప్రభుజ్యమానాయ ప్రభోత్సద ఇది ప్రభోత్సదే స్వాహ ప్రభుజ్యమానాయ ప్రభుజ్యమానాయ స్వాహ స్వాహ ప్రభుజ్యమానాయ స్వాహ స్వాహ ప్రభుజ్యమానాయ స్వాహ స్వాహ ప్రభుజ్యమానాయ స్వాహ ప్రబుద్ధ్యమానాయ స్వాహ స్వాహ ప్రబుద్ధ్యమానాయ ప్రబుద్ధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ ప్రబుద్ధ్యమానాయ ప్రబుద్ధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధ్యమానాయేతి ప్రబుద్ధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే ప్రబుద్ధాయేతి ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే స్వాహ జాగరిష్యతే స్వాహ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ జాగ్రతే స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే స్వాహ జాగ్రతే స్వాహ స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ జాగ్రతే జాగ్రతే స్వాహ జాగ్రతాయ స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ స్వాహ జాగ్రతాయ స్వాహ స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ జాగ్రతాయ జాగ్రతాయ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ శుశ్రూషమానాయ శుశ్రూషమానాయ స్వాహ శృణ్వదే స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే స్వాహ శృణ్వదే స్వాహ స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ అశ్రుతాయ స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ స్వాహ శ్రుతాయ స్వాహ స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ వీక్షిష్య దేవి వీక్షిష్యదే స్వాహ అశ్రుతాయ శ్రుతాయ స్వాహ వీక్షిష్యదే స్వాహ వీక్షిష్య దేవి ఈక్షిష్యదే స్వాహ స్వాహ వీక్షిష్యదే స్వాహ స్వాహ వీక్షిష్యదే స్వాహ వీక్షిష్యదే స్వాహ వీక్షిష్యదే స్వాహ స్వాహ వీక్షిష్య దేవి ఈక్షిష్యదే స్వాహ వీక్షమాణాయ వీక్షమాణాయ స్వాహ వీక్షిష్య దేవి ఈక్షిష్యదే స్వాహ వీక్షమాణాయ వీక్షిష్య దేవి ఈక్షిష్యదే స్వాహ వీక్షమాణాయ వీక్షమాణాయ స్వాహ స్వాహ వీక్షమాణాయ స్వాహ స్వాహ వీక్షమాణాయ స్వాహ స్వాహ వీక్షమాణాయ స్వాహ వీక్షమాణాయ స్వాహ స్వాహ వీక్షమాణాయ వీక్షమాణాయ స్వాహ వీక్షణాయ వీక్షణాయ స్వాహ వీక్షమాణాయ వీక్షమాణాయ స్వాహ వీక్షణాయ వీక్షమాణాయేతి వీక్షమాణాయ స్వాహ వీక్షణాయ వీక్షణాయ స్వాహ స్వాహ వీక్షణాయ స్వాహ స్వాహ వీక్షణాయ స్వాహ స్వాహ వీక్షణాయ స్వాహ వీక్షణాయ స్వాహ స్వాహ వీక్షణాయ వీక్షణాయ స్వాహ సగుంహాస్యతే సగుంహాస్యతే స్వాహ వీక్షణాయ వీక్షణాయ స్వాహ సగుంహాస్యతే వీక్షితాయేతి వీక్షితాయ స్వాహ సగుంహాస్యతే సగుంహాస్యతే స్వాహ స్వాహ సగుంహాస్యతే స్వాహ స్వాహ సగుంహాస్యతే స్వాహ స్వాహ సగుంహాస్యతే స్వాహ సగుంహాస్యతే స్వాహ స్వాహ సగుంహాస్యతే సగుంహాస్యతే స్వాహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహ సగుంహాస్యతే సగుంహాస్యతే స్వాహ సంధ్యానాయ సగుంహాస్యత ఇది సంహాస్యతే స్వాహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహ స్వాహ సంధ్యానాయ స్వాహ స్వాహ సంధ్యానాయ స్వాహ స్వాహ సంధ్యానాయ స్వాహ సంధ్యానాయ స్వాహ స్వాహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహోధ్యానాయోధ్యానాయ స్వాహ సంధ్యానాయ సంధ్యానాయ స్వాహోధ్యానాయ సంధ్యానాయేతి సంధ్యానాయ స్వాహోధ్యానాయోధ్యానాయ స్వాహ స్వాహోధ్యానాయ స్వాహ స్వాహోధ్యానాయ స్వాహ స్వాహోధ్యానాయ స్వాహ విజ్యానాయ స్వాహ స్వాహోధ్యానాయోధ్యానాయ స్వాహ వివత్సతే వివత్సతే స్వాహోధ్యానాయోధ్యానాయ స్వాహ వివత్సతే ఉజ్జిహానాయేతి ఉజ్జిహానాయ స్వాహ వివత్సతే వివత్సతే స్వాహ స్వాహ వివత్సతే స్వాహ స్వాహ వివత్సతే స్వాహ స్వాహ వివత్సతే స్వాహ వివత్సతే స్వాహ స్వాహ వివత్సతే వివత్సతే స్వాహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివత్సతే వివత్సతే స్వాహ వివర్తమానాయ వివర్త్యత ఇది వివత్సతే స్వాహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ స్వాహ వివర్తమానాయ స్వాహ స్వాహ వివర్తమానాయ స్వాహ స్వాహ వివర్తమానాయ స్వాహ వివర్తమానాయ స్వాహ స్వాహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివృత్తాయ స్వాహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివర్తమానాయేతి వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివృత్తాయ స్వాహ స్వాహ వివృత్తాయ స్వాహ స్వాహ వివృత్తాయ స్వాహ స్వాహ వివృత్తాయ స్వాహ వివృత్తాయ స్వాహ స్వాహ వివృత్తాయ వివృత్తాయ స్వాహో ఉత్థాస్యత ఉత్థాస్యతే స్వాహ వివృత్తాయ వివృత్తాయ స్వాహో ఉత్థాస్యతే వివృత్తాయేతి వివృత్తాయ స్వాహో ఉత్థాస్యత ఉత్థాస్యతే స్వాహ స్వాహో ఉత్థాస్యతే స్వాహ స్వాహో ఉత్థాస్యతే స్వాహ స్వాహో ఉత్థాస్యతే స్వాహ ఉత్థాస్యతే స్వాహ స్వాహో ఉత్థాస్యత ఉత్థాస్యతే స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహో ఉత్థాస్యత ఉత్థాస్యతే స్వాహో తిష్ఠతే ఉత్థాస్యత ఇత్యుదుత్థాస్యతే స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహ స్వాహో తిష్ఠతే స్వాహ స్వాహో తిష్ఠతే స్వాహ స్వాహో తిష్ఠతే స్వాహ ఉత్తిష్ఠతే స్వాహ స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహోచ్చిదాయోచ్చిదాయ స్వాహో తిష్ఠత ఉత్తిష్ఠతే స్వాహోచ్చిదాయ ఉత్తిష్ఠత ఇత్యుదుత్తిష్ఠతే స్వాహోచ్చిదాయోచ్చిదాయ స్వాహ స్వాహోచ్చిదాయ స్వాహ స్వాహోచ్చిదాయ స్వాహ స్వాహోచ్చిదాయ స్వాహ ఉచ్చిదాయ స్వాహ స్వాహోచ్చిదాయోచ్చిదాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహోచ్చిదాయోచ్చిదాయ స్వాహ విధవిష్యతే ఉచ్చిదాయేచ్చుదోచ్చిదాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే స్వాహ విధవిష్యతే స్వాహ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధవిష్యత ఇది విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ స్వాహ విధోన్మానాయ స్వాహ స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధూతాయ విధోన్వానాయేతి విధోన్వానాయ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ స్వాహ విధూతాయ స్వాహ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహో ఉత్క్రగ్వస్యత ఉత్క్రగ్వస్యతే స్వాహ విధూతాయ విధూతాయ స్వాహో ఉత్క్రగ్వస్యతే విధూతాయేతి విధూతాయ స్వాహో ఉత్క్రగ్వస్యత ఉత్క్రగ్వస్యతే స్వాహ స్వాహో ఉత్క్రగ్వస్యతే స్వాహ స్వాహో ఉత్క్రగ్వస్యతే స్వాహ స్వాహో ఉత్క్రగ్వస్యతే స్వాహ ఉత్క్రగ్వస్యతే స్వాహ స్వాహో ఉత్క్రగ్వస్యత ఉత్క్రగ్వస్యతే స్వాహోత్క్రామద ఉత్క్రామదే స్వాహో ఉత్క్రగ్వస్యత ఉత్క్రగ్వస్యతే స్వాహోత్క్రామదే ఉత్క్రగ్వస్యత ఇత్యుదుత్క్రగ్వస్యతే

రేతసే స్వాహ స్వాహ రేతసే రేతసే స్వాహ ఆ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ రేతసే రేతసే స్వాహ ఆ ప్రజాభ్య స్వాహ ఆ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ స్వాహ ఆ ప్రజాభ్య స్వాహ స్వాహ ఆ ప్రజాభ్య స్వాహ స్వాహ ఆ ప్రజాభ్య స్వాహ ఆ ప్రజాభ్య స్వాహ స్వాహ ఆ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ఆ ప్రజనాయ ప్రజనాయ స్వాహ ఆ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ఆ ప్రజనాయ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ఆ ప్రజనాయ ప్రజనాయ స్వాహ స్వాహ ఆ ప్రజనాయ స్వాహ స్వాహ ఆ ప్రజనాయ స్వాహ స్వాహ ఆ ప్రజనాయ స్వాహ ఆ ప్రజనాయ స్వాహ స్వాహ ఆ ప్రజనాయ ప్రజనాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ ఆ ప్రజనాయ ప్రజనాయ స్వాహ సర్వస్మై ప్రజననాయేతి ప్రజననాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే స్వాహ అగ్నియే స్వాహ స్వాహ అగ్నియే స్వాహ వాయువే వాయువే స్వాహ అగ్నియే స్వాహ వాయువే స్వాహ వాయువే వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే స్వాహ వాయువే స్వాహ స్వాహ వాయువే వాయువే స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ వాయువే వాయువే స్వాహ సూర్యాయ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ స్వాహ సూర్యాయ స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహర్తమదగ్గ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహర్తం స్వాహర్తమదగ్గ స్వాహ స్వాహర్తమస్య స్యుతగ్గ స్వాహ స్వాహర్తమసి హర్తమస్య స్యుతమృతమస్యర్తస్య అస్యుతమృతమస్యర్తస్య అస్యుతస్యర్తస్య అస్య స్యుతస్యర్తమృతమృతస్య అస్య స్యుతస్యర్తం అమృతస్యర్తమృతమృతస్యర్తస్యర్తమస్య స్యుతమృతస్యర్తస్యర్తమసి హతమస్య స్యుతమృతమసి సత్యగుణ సత్యమస్యుతమృతమసి సత్యం అసి సత్యగుణ సత్యమస్యసి సత్యమస్యసి సత్యమస్యసి సత్యమసి సత్యమస్యసి సత్యగుణ సత్యమసి సత్యస్య సత్యస్యాసి సత్యగుణ సత్యమసి సత్యస్య అసి సత్యస్య సత్యస్య ఆస్యసి సత్యస్య సత్యగుణ సత్యగుణ సత్యస్య ఆస్యసి సత్యస్య సత్యం సత్యస్య సత్యగుణ సత్యగుణ సత్యస్య సత్యస్య సత్యమస్యసి సత్యగుణ సత్యస్య సత్యస్య సత్యమసి సత్యమస్యసి సత్యగుణ సత్యమస్యర్తస్యాసి సత్యగుణ సత్యమస్యర్తస్య అస్యర్తస్యర్తస్య ఆస్య స్యర్తస్య బంధా బంధా అర్థస్య ఆస్య స్యర్తస్య బంధా అర్థస్య బంధా బంధా అర్థస్యర్తస్య బంధా అస్యసి బంధా అర్థస్యర్తస్య బంధా అసి పంథా అస్యసి బంధా పంథా అసి దేవానాం దేవానామసి బంధా పంథా అసి దేవానాం అసి దేవానాం దేవానామస్యసి దేవానాం ఛాయా ఛాయా దేవానామస్యసి దేవానాం ఛాయా దేవానాం ఛాయా ఛాయా దేవానాం దేవానాం ఛాయామృతస్యామృతస్య ఛాయా దేవానాం దేవానాం ఛాయామృతస్య ఛాయామృతస్యామృతస్య ఛాయా ఛాయామృతస్య నామ నామామృతస్య ఛాయా ఛాయామృతస్య నామ అమృతస్య నామ నామామృతస్యామృతస్య నామ తత్తన్నామామృతస్యామృతస్య నామ తత్ నామ తత్తన్నామ నామ తత్సత్యగో సత్యం తన్నామ నామ తత్సత్యం తత్సత్యగో సత్యం తత్సత్యం యత్ సత్యం తత్సత్యం యత్ సత్యగో సత్యం యత్వం త్వం యత్ సత్యగో సత్యం యత్వం తత్వం త్వం యద్యత్వం ప్రజాపతిః ప్రజాపతిస్త్వం యద్యత్వం ప్రజాపతిః త్వం ప్రజాపతిః ప్రజాపతిస్త్వం త్వం ప్రజాపతిరస్యసి ప్రజాపతిస్త్వం త్వం ప్రజాపతిరసి ప్రజాపతిరస్యసి ప్రజాపతి ప్రజాపతిరస్యసి ప్రజాపతి ప్రజాపతిరస్యసి ప్రజాపతిరి ప్రజాధ్యస్మిన్నస్మిన్నస్మిన్ వాజిని వాజిన్యస్మిన్ యజ్జదస్మిన్ వాజిని అస్మిన్ వాజిని వాజిన్యస్మిన్నస్మిన్ వాజినీవే వాజిన్యస్మిన్నస్మిన్ వాజినీవ వాజినీవే వాజిని వాజిని వశుభశుభ ఇవ వాజిని వాజిని వశుభ ఇవ శుభ శుభ ఇవే వశుభ స్పర్ధందే స్పర్ధందే శుభ ఇవే వశుభ స్పర్ధందే శుభ స్పర్ధందే స్పర్ధందే శుభ శుభ స్పర్ధందే దివో దివ స్పర్ధందే శుభ శుభ స్పర్ధందే దివ స్పర్ధందే దివో దివ స్పర్ధందే స్పర్ధందే దివ సూర్యేణ సూర్యేణ దివ స్పర్ధందే స్పర్ధందే దివ సూర్యేణ దివ సూర్యేణ సూర్యేణ దివో దివ సూర్యేణ విషో విష సూర్యేణ దివో దివ సూర్యేణ విష సూర్యేణ విషో విష సూర్యేణ సూర్యేణ విశోపోపో విష సూర్యేణ సూర్యేణ విశోక విశోపోపో విశో విశోపో వృణానో వృణానోపో విశో విశోపో వృణాన అపో వృణానో వృణానోపోపో వృణానః పవదే భవదే వృణానోపోపో వృణానః పవదే వృణానః పవదే భవదే వృణానో వృణానః పవదే కవ్యం కవ్యం పవదే వృణానో వృణానః పవదే కవ్యన్ పవతే కవ్యం కవ్యం పవతే పవతే కవ్యం పశుం పశుం కవ్యం పవతే పవతే కవ్యం పశుం కవ్యం పశుం పశుం కవ్యం కవ్యం పశున్ నన పశుం కవ్యం కవ్యం పశున్న పశున్న గోపా గోపాన పశుం పశున్న గోపా